కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం సప్తమకాండే ప్రథమ ప్రపాఠకస్య ఘనపాఠ ప్రారంభ. ప్రజననం జ్యోతిర్జ్యోతి ప్రజననం ప్రజననం జ్యోతిరగ్నిరగ్నిర్జ్యోతి ప్రజననం ప్రజననం జ్యోతిరగ్ని ప్రజననమిది ప్రాజననం జ్యోతిరగ్నిరగ్నిర్జ్యోతిరగ్నిర్దేవతానాం దేవతానామగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిర్దేవతానాం అగ్నిర్దేవతానాం దేవతానామగ్నిరగ్నిర్దేవతానాం జ్యోతిర్జ్యోతిర్దేవతానామగ్నిరగ్నిర్దేవతానాం జ్యోతిః దేవతానాం జ్యోతిర్జ్యోతిర్దేవతానాం దేవతానాం జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిర్దేవతానాం దేవతానాం జ్యోతిర్విరాట్ జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ ఛందసాం ఛందసాం విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ ఛందసాం విరాట్ ఛందసాం ఛందసాం విరాట్ విరాట్ ఛందసాం జ్యోతిర్జ్యోతిఛందసాం విరాట్ విరాట్ ఛందసాం జ్యోతిః విరాడితి విరాట్ ఛందసాం జ్యోతిర్జ్యోతిఛందసాం ఛందసాం జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిఛందసాం ఛందసాం జ్యోతిర్విరాట్ జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ వాచో వాచో విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ వాచ విరాట్ వాచో వాచో విరాట్ విరాట్ వాచో అగ్నామగ్నో వాచో విరాట్ విరాట్ వాచో అగ్నో విరాడితి వీరాట్ వాచో అగ్నామగ్నో వాచో వాచో అగ్నో సమో సమగ్నో వాచో వాచో అగ్నో సమ్ అగ్నో సమో సమగ్నావగ్నో సంతిష్ఠతే తిష్ఠతే సమగ్నావగ్నో సంతిష్ఠతే సంతిష్ఠతే తిష్ఠతే సగో సంతిష్ఠతే విరాజం విరాజం తిష్ఠతే సగో సంతిష్ఠతే విరాజం తిష్ఠతే విరాజం విరాజం తిష్ఠతే తిష్ఠతే విరాజమభ్యభి విరాజం తిష్ఠతే తిష్ఠతే విరాజమభి విరాజమభ్యభి విరాజం విరాజమభి సగోసమభి విరాజం విరాజమభి సం విరాజమితి విరాజం అభిసగోసమభ్యభి సంపద్యతే పద్యతే సమభ్యభి సంపద్యతే సంపద్యతే పద్యతే సగో సంపద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే సగో సంపద్యతే తస్మాత్ పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ తస్మాత్ తస్మాత్ తజ్యోతిర్జ్యోతిస్తస్మాత్ తస్మాత్ తజ్యోతిః తజ్యోతిర్జ్యోతిస్తజ్యోతిరుచ్యతముచ్యతే జ్యోతిస్తజ్యోతిరుచ్యతే జ్యోతిరుచ్యతముచ్యతే జ్యోతిర్జ్యోతిరుచ్యతే ద్వౌ ద్వాముచ్యతే జ్యోతిర్జ్యోతిరుచ్యతే ద్వౌ ఉచ్యతే ద్వౌ ద్వాముచ్యత ఉచ్యతే ద్వౌ స్తోమౌ స్తోమౌ ద్వాముచ్యత ఉచ్యతే ద్వౌ స్తోమౌ ద్వౌ స్తోమౌ స్తోమౌ ద్వౌ ద్వౌ స్తోమౌ ప్రాతస్వనం ప్రాతస్వనభ్య స్తోమౌ ద్వౌ ద్వౌ స్తోమౌ ప్రాతస్వనం స్తోమౌ ప్రాతస్వనం ప్రాతస్వనగ్ స్తోమౌ స్తోమౌ ప్రాతస్వనం వహతో వహత ప్రాతస్వనగ్ స్తోమౌ స్తోమౌ ప్రాతస్వనం వహత ప్రాతస్వనం వహతో వహత ప్రాతస్వనం ప్రాతస్వనం వహతో యథాయథా వహత ప్రాతస్వనం ప్రాతస్వనం వహతో యథా ప్రాతస్వనమిది ప్రాతస్వనం వహతో యథాయథా వహతో వహతో యథా ప్రాణ ప్రాణో యథా వహతో వహతో యథా ప్రాణ ప్రాణ ప్రాణో యథాయథా ప్రాణశ్చిద ప్రాణో యథాయథా ప్రాణశ్చ ప్రాణశ్చిద ప్రాణ ప్రాణశ్చ పానో పానశ్చ ప్రాణ ప్రాణశ్చ పాన ప్రాణ ఇది ప్రాణ చాపానో పానశ్చ చాపానశ్చ చాపానశ్చ చాపానశ్చ అపానశ్చ చాపానో పానశ్చ ద్వౌ ద్వౌ చాపానో పానశ్చ ద్వౌ అపాన ఇత్యపాన చద్వౌ ద్వౌ చద్వౌ మాధ్యందినం మాధ్యందినం ద్వౌ చద్వౌ మాధ్యందినం ద్వౌ మాధ్యందినం మాధ్యందినం ద్వౌ ద్వౌ మాధ్యందిన గోసవన గోసవనం మాధ్యందినం ద్వౌ ద్వౌ మాధ్యందిన గోసవనం మాధ్యందిన గోసవన గోసవనం మాధ్యందినం మాధ్యందిన గోసవన యథాయథా సవనం మాధ్యందినం మాధ్యందిన గోసవనం యథా సవన యథా యథా సవన గోసవనం యథా చక్షుశ్చక్షుర్యథా సవన గోసవనం యథా చక్షుః యథా చక్షుశ్చక్షుర్యథా యథా చక్షుశ్చిర చక్షుర్యథా యథా చక్షుశ్చ చక్షుశ్చిర చక్షుశ్చక్షుశ్చ శ్రోత్రజ్ఞ శ్రోత్రం చక్షుశ్చక్షుశ్చ శ్రోత్రం శ్రోత్రజ్ఞ శ్రోత్రం చ శ్రోత్రం చ శ్రోత్రం చ శ్రోత్రం చ శ్రోత్రం చ శ్రోత్రజ్ఞ శ్రోత్రం చ ద్వౌ ద్వౌ శ్రోత్రజ్ఞ శ్రోత్రం చ ద్వౌ చద్వౌ ద్వౌ చ ద్వౌ తృతీయ సవనం ద్వౌ చ ద్వౌ తృతీయ సవనం ద్వౌ తృతీయ సమనం తృతీయ సమనం ద్వౌ ద్వౌ తృతీయ సమనం యథా తృతీయ సమనం ద్వౌ ద్వౌ తృతీయ సమనం యథా తృతీయ సమనం యథా తృతీయ సమనం తృతీయ సమనం యథా వాక్ వాక్ యథా తృతీయ సమనం తృతీయ సమనం యథా వాక్ తృతీయ సమనమితి తృతీయ సమనం యథా వాక్ వాక్ యథా యథా వాక్చ చ వాక్ యథా యథా వాక్చ వాక్చ చ వాక్ వాక్చ ప్రతిష్టా ప్రతిష్టా చ వాక్ వాక్చ ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టా చ ప్రతిష్టా చ ప్రతిష్టా చ ప్రతిష్టా చ ప్రతిష్టా చ ప్రతిష్టా ప్రతిష్టా చ పురుష సంవిద పురుష సంవిదస్ ప్రతిష్టా ప్రతిష్టా చ పురుష సంవిద ప్రతిష్టేతి ప్రతిష్టా చ పురుష సంవిద పురుష సంవిదస్ చ పురుష సంవిదో వై వై పురుష సంవిదస్ చ పురుష సంవిదో వై పురుష సంవిదో వై వై పురుష సంవిద పురుష సంవిదో వా ఏష ఏష వై పురుష సంవిద పురుష సంవిదో వా ఏష పురుష సంవిద ఇది పురుష సంవిద ఏష వై వా ఏష యజ్ఞో యజ్ఞ ఏష వై వా ఏష యజ్ఞ ఏష యజ్ఞో యజ్ఞ ఏష యజ్ఞోస్థూరిరస్థూరియజ్ఞ ఏష యజ్ఞోస్థూరి యజ్ఞోస్థూరిరస్థూరియజ్ఞో యజ్ఞోస్థూరియమస్థూరియజ్ఞో యజ్ఞోస్థూరియం అస్థూరియమస్థూరిరస్థూరియం కామం కామయ్యమస్థూరిరస్థూరియం కామం యం కామం కామయ్యం యం కామం కామయతే కామయతే కామయ్యం యం కామం కామయతే కామం కామయతే కామయతే కామం కామం కామయతే తంతం కామయతే కామం కామం కామయతే తమ్ కామయతే తంతం కామయతే కామయతే తమేతేనైతేన తం కామయతే కామయతే తమేతేన తమేతేనైతేన తంతమేతేనాభ్యాభ్యేతేన తంతమేతేనాభి ఏతేనాభ్యాభ్యేతేనైతేనాభ్యశ్రుతే శ్రుతేభ్యేతేనైతేనాభ్యశ్రుతే అభ్యశ్నుతే స్మృతేభ్యా అభ్యశ్నుతే సర్వగో సర్వమశ్నుతేభ్యా అభ్యశ్నుతే సర్వం అశ్నుతే సర్వగో సర్వమశ్నుతే శ్నుతే సర్వగోహి సర్వమశ్నుతే శ్నుతే సర్వగోహి సర్వగోహి సర్వగో సర్వగ్రహ్యస్థోరిణాస్థోరిణాహి సర్వగో సర్వగ్రహ్యస్థోరిణాస్థోరిణాహిస్థోరిణాభ్యశ్నుతేభ్యశ్నుతేస్థోరిణాహిస్థోరిణాభ్యశ్నుతే అస్థూరిణాభ్యష్ణుతేభ్యష్ణుతేస్థూరిణాభ్యష్ణుతేగ్నిష్టోమేనాగ్నిష్టోమేనాభ్యష్ణుతేస్థూరిణాభ్యష్ణుతేగ్నిష్టోమేనాభ్యష్ణుతేగ్నిష్టోమేనవైవాగ్నిష్టోమేనాభ్యష్ణుతేభ్యష్ణుతేగ్నిష్టోమేనవై అగ్నిష్టోమేనవైవాగ్నిష్టోమేనాగ్నిష్టోమేనవై ప్రజాపతిః ప్రజాపతిర్వాగ్నిష్టోమేనాగ్నిష్టోమేనవై ప్రజాపతిః అగ్నిష్టోమేనేత్యగ్నిస్తోమేన వై ప్రజాపతిః ప్రజాపతిర్వై వై ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిర్వై వై ప్రజాపతిః ప్రజాః సృజతా సృజత ప్రజాః ప్రజాపతిర్వై ప్రజాపతిః ప్రజాః సృజతా ప్రజాపతిర్వై ప్రజాపతిః ప్రజాః సృజతా ప్రజాపతిర్వై ప్రజాపతిః ప్రజాః సృజతా ప్రజాపతిర్వై ప్రజాపతిః ప్రజాః సృజతా అచ్చ ప్రవదా ప్రవదాత్యచ్చ ప్రవదతస్య తస్యా ప్రవదాత్యచ్చ ప్రవదతస్య అప్రవదతస్య తస్యా ప్రవదా ప్రవదతస్యానుహాయానుహాయ తస్యా ప్రవదా ప్రవదతస్యానుహాయ తస్యానుహాయ రేతో రేతోనుహాయ తస్య తస్యానుహాయ రేతః అనుహాయరేతోరేతోనుహాయనుహాయరేత ఆరేతోనుహాయనుహాయరేత ఆ అనుహాయేత్యనుహాయ రేత ఆరేతోరేత ఆదత్తాదత్తారేతోరేత ఆదత్త

ప్రయుదితేష్టోమేనాష్టోమేన యుదితే ప్ర అగ్నిష్టోమేనేత్యగ్నిష్టోమేన యుదితే ప్రయుదితే ప్రజాతాజాతాః ప్రయుదితే యుదితే ప్రజాతాః ప్రజాతా అజాతాః ప్రజాతాః ప్రజాః ప్రజా అజాతాః ప్రజాతాః ప్రజాః అజాతాః ప్రజాః ప్రజా అజాతా అజాతాః ప్రజా జనయతి జనయతి ప్రజా అజాతా అజాతాః ప్రజా జనయతి ప్రజా జనయతి జనయతి ప్రజాః ప్రజా జనయతి పరి పరి జనయతి ప్రజాః ప్రజా జనయతి పరి ప్రజా ఇది ప్రజాః జనయతి పరి పరి జనయతి జనయతి పరి ప్రజాతాః ప్రజాతాః పరి జనయతి జనయతి పరి ప్రజాతాః పరి ప్రజాతాః ప్రజాతాః పరి పరి ప్రజాతా గృహాది గృహాది ప్రజాతాః పరి పరి ప్రజాతా గృహాది ప్రజాతా గృహాది గృహాది ప్రజాతాః ప్రజాతా గృహాది తస్మాత్ తస్మాత్ గృహాది ప్రజాతాః ప్రజాతా గృహాది తస్మాత్ ప్రజాతా ఇది ప్రజాతః గృహాది తస్మాత్ తస్మాత్ గృహాది గృహాది తస్మాదాహురాహుస్తస్మాత్ గృహాది గృహాది తస్మాదాహు తస్మాదాహురాహుస్తస్మాత్ తస్మాదాహుర్జ్యేష్ఠయజ్ఞోర్జ్యేష్ఠయజ్ఞ ఆహుస్తస్మాత్తస్మాదాహుర్జ్యేష్ఠయజ్ఞ ఇది ప్రజాపతి ప్రజాపతిర్జ్యేష్ఠయజ్ఞోర్జ్యేష్ఠయజ్ఞ ఇది ప్రజాపతి జ్యేష్ఠయజ్ఞ ఇది జ్యేష్ఠయజ్ఞ ఇది ప్రజాపతి ప్రజాపతిర్దేవి ప్రజాపతిర్వామవామ ప్రజాపతిర్దేవి ప్రజాపతిర్వామ ప్రజాపతిర్వామవామ ప్రజాపతి ప్రజాపతిర్వామ జ్యేష్ఠో జ్యేష్ఠో వామ ప్రజాపతి ప్రజాపతిర్వామ జ్యేష్ఠ ప్రజాపతిరిది ప్రజాపతి వామ జ్యేష్ఠో జ్యేష్ఠో వామవామ జ్యేష్ఠస్స జ్యేష్ఠో వామవామ జ్యేష్ఠస్స జ్యేష్ఠస్స జ్యేష్ఠో జ్యేష్ఠస్స హి జ్యేష్ఠో జ్యేష్ఠస్స హి సహి సహ్యేతేన హి సహ్యేతేన హ్యేతేనైతేన హ్యేతేనాగ్రేగ్ర ఏతేన హ్యేతేనాగ్రే ఏతేనాగ్రేగ్ర ఏతేనైతేనాగ్రేయ జతాయ జతాగ్ర ఏతేనైతేనాగ్రేయ జత అగ్రేయ జతాయ జతాగ్రేగ్రేయ జత ప్రజాపతి ప్రజాపతిరయ జతాగ్రేగ్రేయ జత ప్రజాపతి అయ జత ప్రజాపతి ప్రజాపతిరయ జతాయ జత ప్రజాపతిర కామయత కామయత ప్రజాపతిరయ జతాయ జత ప్రజాపతిర కామయత ప్రజాపతిర కామయత కామయత ప్రజాపతి ప్రజాపతిర కామయత ప్రకామయత ప్రజాపతి ప్రజాపతిర కామయత ప్రజాపతిరిత ప్రజా అకామయత ప్రకామయత కామయత ప్రజాయేయ జాయేయ ప్రాకామయత కామయత ప్రజాయేయ ప్రజాయేయ జాయేయ ప్రజాయేయేతి జాయేయ ప్రజాయేయేతి జాయేయేతి జాయేయ జాయేయేతి సస ఇది జాయేయ జాయేయేతి సహ ఇది సస ఇది సముఖతో ముఖదస్స ఇది సముఖద స సముఖదోముఖదస్య సముఖదస్త్రివృతం త్రివృతం ముఖదస్య సముఖదస్త్రివృతం ముఖదస్త్రివృతం త్రివృతం ముఖదోముఖదస్త్రివృతం నిర్నిష్ట్రివృతం ముఖదోముఖదస్త్రివృతం త్రివృతం నిర్నిష్ట్రివృతం త్రివృతం నిరమిమీతామిమేతనిష్ట్రివృతం త్రివృతం నిరమిమీత త్రివృతమితి త్రీవృతం నిరమిమీతామిమీత నిర్నిరమిమీతంతమమిమీత నిర్నిరమిమీతం అమిమీతంతమమిమీతామిమీతమగ్నిరగ్నిస్తమమిమీతామిమీతమగ్ని తమగ్నిరగ్నిస్తంతమగ్నిర్దేవతాగ్నిస్తంతమగ్నిర్దేవతాగ్నిర్దేవతాగ్నిరగ్నిర్దేవతాన్వను దేవతాగ్నిరగ్నిర్దేవతాను దేవతాన్వను దేవతాన్వసృజ్యతాన్వసృజ్యతాన్వసృజ్యతాన్వన్వసృజ్యత గాయత్రీ గాయత్ర్యసృజ్యతాన్వన్వసృజ్యత గాయత్రీ అసృజ్యత గాయత్రీ గాయత్ర్యసృజ్యతాసృజ్యత గాయత్రీ ఛందశ్చందో గాయత్ర్యసృజ్యతాసృజ్యత గాయత్రీ ఛంద గాయత్రీ ఛందశ్చందో గాయత్రీ గాయత్రీ ఛందో రథంతరగో రథంతరం ఛందో గాయత్రీ గాయత్రీ ఛందో రథంతరం ఛందో రథంతరగో రథంతరం ఛందశ్చందో రథంతరగో సామ సామ రథంతరం ఛందశ్చందో రథంతరగో సామ రథంతరగో సామ సామ రథంతరగో రథంతరగో సామ బ్రాహ్మణో బ్రాహ్మణ సామ రథంతరగో రథంతరగో సామ బ్రాహ్మణ రథంతరమిదిరథంతరం సామ బ్రాహ్మణో బ్రాహ్మణ సామ సామ బ్రాహ్మణో మనుష్యాణం మనుష్యాణం బ్రాహ్మణ సామ సామ బ్రాహ్మణో మనుష్యాణం బ్రాహ్మణో మనుష్యాణం మనుష్యాణం బ్రాహ్మణో బ్రాహ్మణో మనుష్యాణమజోజో మనుష్యాణం బ్రాహ్మణో బ్రాహ్మణో మనుష్యాణమజ మనుష్యాణమజోజో మనుష్యాణం మనుష్యాణమజ పశూనాం పశూనామజో మనుష్యాణం మనుష్యాణమజ పశూనాం అజఃపశూనాం పశూనామజోజ పశూనాం తస్మాత్ పశూనామజోజ పశూనాం తస్మాత్ పశూనాం తస్మాత్ తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్తే ముఖ్యా ముఖ్యాస్తే తస్మాత్ తస్మాత్తే ముఖ్యా తే ముఖ్యా ముఖ్యాస్తే తే ముఖ్యా ముఖతో ముఖతో ముఖ్యాస్తే తే ముఖ్యా ముఖత ముఖ్యా ముఖతో ముఖతో ముఖ్యా ముఖ్యా ముఖతో హి ముఖతో ముఖ్యా ముఖ్యా ముఖతో హి ముఖతో హి ముఖతో ముఖతో హ్యసృజ్యంతాసృజ్యంత హి ముఖతో ముఖతో హ్యసృజ్యంత హ్యసృజ్యంతాసృజ్యంత హిసృజ్యంతోరస ఉరసోసృజ్యంత హిసృజ్యంతోరస అసృజ్యంతోరస ఉరసోసృజ్యంతాసృజ్యంతోరస బాహుభ్యాం బాహుభ్యామరసోసృజ్యంతాసృజ్యంతోరస బాహుభ్యాం పంచదశం పంచదశం బాహుభ్యాం పంచదశం నిర్నిష్పంచదశం బాహుభ్యాం బాహుభ్యాం పంచదశం నిరమిమీతామిమీతనిష్పంచదశం పంచదశం నిరమిమీత పంచదశం నిర్పంచదశం నిరమిమీత ఇంద్రస్తంతమింద్రోదేవతేంద్రస్తంతమింద్రోదేవతాన్వదేవతేంద్రయింద్రోదేవతాను దేవతాన్వదేవతాన్వసృజ్యతాసృజ్యతాను దేవతాన్వసృజ్యత అన్వసృజ్యతాసృజ్యతాన్వన్వసృజ్యతృష్టుక్తృష్టుకసృజ్యతాన్వన్వసృజ్యతృష్టుక్తృష్టుకసృజ్యతాసృజ్యతృష్టుక్షందః సామరాజన్యో రాజన్యస్ సామ సామరాజన్యో మనుష్యాణాం మనుష్యాణాగో రాజన్యస్ సామ సామరాజన్యో మనుష్యాణాం రాజన్యో మనుష్యాణాం మనుష్యాణాగో రాజన్యో మనుష్యాణామవిరవిర్మనుష్యాణాగో రాజన్యో రాజన్యో మనుష్యాణామవి మనుష్యాణామవిరవిర్మనుష్యాణాం మనుష్యాణామవిః పశూనాం పశూనామవిర్మనుష్యాణాం మనుష్యాణామవిః పశూనాం పశూనాం పశూనామవిరవిః పశూనాం తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ తస్మాత్ తస్మాత్ వీర్యావంతో వీర్యావంతస్తే తస్మాత్ తస్మాత్ వీర్యావంత తే వీర్యావంతో వీర్యావంతస్తే వీర్యావంతో వీర్యాద్వీర్యాద్వీర్యావంతస్తే వీర్యావంతో వీర్యాద్ వీర్యావంతో వీర్యాద్వీర్యాద్వీర్యావంతో వీర్యావంతో వీర్యాద్ధి వీర్యాద్వీర్యావంతో వీర్యావంతో వీర్యాద్ధి వీర్యావంత ఇది వీర్యావంత అమమేతమంతమమేతమమేతమమిష్టుమనుష్టుప్తమమేతమమేతమమిష్టు అసృజ్యత వైరాజం వైరాజమసృజ్యత వైరాజగోసామ సామ వైరాజమసృజ్యత వైరాజగోసామ వైరాజగోసామ సామ వైరాజం వైరాజగోసామ శ్రోత్ర శ్రోత్ర సామ వైరాజం వైరాజగోసామ శ్రోత్ర సామ శ్రోత్ర శ్రోత్ర సామ సామ శ్రోత్ర మనుష్యాణం మనుష్యాణాగో శ్రోత్ర సామ సామ శ్రోత్ర మనుష్యాణం శ్రోత్ర మనుష్యాణం మనుష్యాణాగో శ్రోత్ర శ్రోత్ర మనుష్యాణామ శ్వశ్వ మనుష్యాణాగో శ్రోత్ర శ్రోత్ర మనుష్యాణామశ్వ మనుష్యాణామశ్వశ్వ మనుష్యాణం మనుష్యాణామశ్వః పశూనాం పశూనామశ్వ మనుష్యాణం మనుష్యాణామశ్వః పశూనాం అశ్వః పశూనాం పశూనామశ్వశ్వః పశూనాం తస్మాత్ తస్మాత్ పశూనామశ్వశ్వః పశూనాం తస్మాత్ పశూనాం తస్మాత్ తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ తౌ తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ తౌ తస్మాత్తౌ భూత సంగ్రామిణౌ భూత సంగ్రామిణౌ తౌ తస్మాత్ తౌ భూత సంగ్రామిణౌ భూత సంగ్రామిణౌ తౌ తౌ భూత సంగ్రామిణావిశ్వశ్వ భూత సంగ్రామిణౌ తౌ తౌ భూత సంగ్రామిణావిశ్వశ్వ ప్రజాపతిస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త సప్తదశ ఇది సప్తాదశ త్రయ ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా అసావసౌ లోకా ఇమ ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకా లోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకా లోకా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య ఏక విగుంశ ఏక విగుంశ ఆదిత్యోసావసావాదిత్య ఏక విగుంశ ఆదిత్య ఏక విగుంశ ఏక విగుంశ ఆదిత్య ఆదిత్య ఏక విగుంశ ఏతస్మిన్నేతస్మిన్నేక విగుంశ ఆదిత్య ఆదిత్య ఏక విగుంశ ఏతస్మిన్ను ఏక విగుంశ ఏతస్మిన్నేతస్మిన్నేక విగుంశ ఏక విగుంశ ఏతస్మిన్ వై వా ఏతస్మిన్నేక విగుంశ ఏక విగుంశ ఏతస్మిన్ వై ఏక విగుంశ ఇత్యేక విగుంశ ఏతస్మిన్ వై వా ఏతస్మిన్నేతస్మిన్ వా ఏత ఏతే వా ఏతస్మిన్నేతస్మిన్ వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే శ్రుతా శ్రుతా ఏతే వై వా ఏతే శ్రుతా ఏతే శ్రుతా శ్రుతా ఏత ఏతే శ్రుతా ఏతస్మిన్ ఏతస్మిన్ శ్రుతా ఏత ఏతే శ్రుతా ఏతస్మిన్ శ్రుతా ఏతస్మిన్ ఏతస్మిన్ శ్రుతా శ్రుతా ఏతస్మిన్ ప్రతిష్ఠితా ప్రతిష్ఠితా ఏతస్మిన్ శ్రుతా శ్రుతా ఏతస్మిన్ ప్రతిష్ఠితా ఏతస్మిన్ ప్రతిష్ఠితా ప్రతిష్ఠితా ఏతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్ఠితా యో యః ప్రతిష్ఠితా ఏతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్ఠితాయ ప్రతిష్ఠితాయో యః ప్రతిష్ఠితా ప్రతిష్ఠితాయ ఏమేవ యః ప్రతిష్ఠితా ప్రతిష్ఠితాయ ఏం ప్రతిష్ఠిత ఇది ప్రతిష్ఠితా ఏమేవ్యోయ ఏం వేద వేదైవ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేదైతస్మిన్నేతస్మిన్ వేదైవమేవం వేదైతస్మిన్ వేదైతస్మిన్నేతస్మిన్ వేద వేదైతస్మిన్నేవైవైతస్మిన్ వేద వేదైతస్మిన్నేవ ఏతస్మిన్నేవైవైతస్మిన్నేవ శ్రూయతే శ్రూయత ఏవైతస్మిన్నేతస్మిన్నేవ శ్రూయతే ఏవ శ్రూయతే శ్రీత ఏవైవ శ్రీత ఏతస్మిన్ ఏతస్మిన్ శ్రీత ఏవైవ శ్రీత ఏతస్మిన్ శ్రీత ఏతస్మిన్ ఏతస్మిన్ శ్రీతే శ్రీత ఏతస్మిన్ ప్రతి ప్రత్యేతస్మిన్ శ్రీతే శ్రీత ఏతస్మిన్ ప్రతి ఏతస్మిన్ ప్రతి ప్రత్యేతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రాతస్సవనే వై వై ప్రాతస్సవనే ప్రాతస్సవనే వై గాయత్రేణ గాయత్రేణ వై ప్రాతస్సవనే ప్రాతస్సవనే వై గాయత్రేణ ప్రాతస్సవన ఇది ప్రాతః సవనే వైగాయత్రేణ గాయత్రేణ వై వైగాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ వై వైగాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా త్రివృతే త్రివృతే ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా త్రివృతే ఛందసా త్రివృతే త్రివృతే ఛందసా ఛందసా త్రివృతే స్తోమాయ స్తోమాయ త్రివృతే ఛందసా ఛందసా త్రివృతే స్తోమాయ త్రివృతే స్తోమాయ స్తోమాయ త్రివృతే త్రివృతే స్తోమాయ జ్యోతి జ్యోతి స్తోమాయ త్రివృతే త్రివృతే స్తోమాయ జ్యోతి త్రివృత ఇది త్రివృతే స్తోమాయ జ్యోతి జ్యోతి స్తోమాయ స్తోమాయ జ్యోధర్దధ జ్యోతి స్తోమాయ స్తోమాయ జ్యోధర్దధ జ్యోధర్దధ జ్యోధర్ద్యోధర్దధేత్యధ జ్యోధర్ద్యోధర్దధేతి దధదేత్యధదేది త్రివృతా త్రివృతృతా ఏది త్రివృతా త్రివృతైత్యేది త్రివృతా బ్రహ్మవత్సేన బ్రహ్మవత్సేన త్రివృతైత్యేది త్రివృతా బ్రహ్మవత్సేన త్రివృతా బ్రహ్మవత్సేన బ్రహ్మవత్సేన త్రివృతా త్రివృతా బ్రహ్మవత్సేన పంచదశాయ పంచదశాయ బ్రహ్మవత్సేన త్రివృతా త్రివృతా బ్రహ్మవత్సేన పంచదశాయ త్రివృతేది త్రివృతా బ్రహ్మవర్తసేన పంచదశాయ పంచదశాయ బ్రహ్మవర్తసేన బ్రహ్మవర్తసేన పంచదశాయ జ్యోతి జ్యోతి పంచదశాయ బ్రహ్మవర్తసేన బ్రహ్మవర్తసేన పంచదశాయ జ్యోతి బ్రహ్మవర్చసేనేది బ్రహ్మ వర్చసేన పంచదశాయ జ్యోతి జ్యోతి పంచదశాయ పంచదశాయ జ్యోతిర్దధ జ్యోతి పంచదశాయ పంచదశాయ జ్యోతిర్దధత్ పంచదశాయేది పంచాదశాయ జ్యోతిర్దధ జ్యోతిర్జ్యోతిర్దధేత్యేది తధ్యోతిర్జ్యోతిర్దధతేది దధలేత్యేతదేది పంచదశేన పంచదశేనైతి పంచదశేన ఏది పంచదశేన పంచదశేనైత్యేది పంచదశేనౌజసౌజసా పంచదశేనైత్యేది పంచదశేనౌజసా పంచదశేనౌజసౌజసా పంచదశేన పంచదశేనౌజసా వీద్యేణ వీద్యేణౌజసా పంచదశేన పంచదశేనౌజసా వీద్యేణ పంచదశేనేది పంచాదశేన ఔజసా వీద్యేణ వీద్యేణౌజసౌజసా వీద్యేణ సప్తదశాయ సప్తదశాయ వీద్యేణౌజసౌజసా వీద్యేణ సప్తదశాయ వీర్యేణ సప్తదశాయ సప్తదశాయ వీర్యేణ వీర్యేణ సప్తదశాయ జ్యోతి జ్యోతి సప్తదశాయ వీర్యేణ వీర్యేణ సప్తదశాయ జ్యోతి సప్తదశాయ జ్యోతి జ్యోతి సప్తదశాయ సప్తదశాయ జ్యోతిర్దధ జ్యోతి సప్తదశాయ సప్తదశాయ జ్యోతిర్దధ సప్తదశాయేతి సప్తాదశాయ జ్యోతిర్దధ జ్యోతి జ్యోతిర్దధేత్యేతదధ జ్యోతి జ్యోతిర్దధేది దధదేత్యేతి దధ సప్తదశేన సప్తదశేనైతి దధ సప్తదశేన ఏత సప్తదశేన సప్తదశేనైత్యేత సప్తదశేన ప్రాజాపత్యేన ప్రాజాపత్యేన సప్తదశేనైత్యేత సప్తదశేన ప్రాజాపత్యేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రాజాపత్యేన సప్తదశేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననేన ప్రజననేన ప్రాజాపత్యేన సప్తదశేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననేన సప్తదశేనేతి సప్తదశేన ప్రజాపత్యేన ప్రజననేన ప్రజననేన ప్రజాపత్యేన ప్రజాపత్యేన ప్రజననేనైక విభూషాయైక విభూషాయ ప్రజననేన ప్రజాపత్యేన ప్రజాపత్యేన ప్రజననేనైక విభూషాయ ప్రజాపత్యేనేతి ప్రజాపత్యేన ప్రజననేనైక విభూషాయైక విభూషాయ ప్రజననేన ప్రజననేనైక విభూషాయ జ్యోతిజ్యోతిరేక విభూషాయ ప్రజననేన ప్రజననేనైక విభూషాయ జ్యోతిః ప్రజననేనేతి ప్రజననేన ఏక విభూషాయ జ్యోతిర్జ్యోతిరేక విభూషాయైక విభూషాయ జ్యోతిర్దత్తదత్తదజ్యోతిరేక విభూషాయైక విభూషాయ జ్యోతిర్దత్తదత్త ఏక విభూషాయేత్యేకా విభూషాయ జ్యోతిర్దత్తదజ్యోతిర్జ్యోతిర్దత్తదేత్యేతిదత్తదజ్యోతిర్జ్యోతిర్దత్తదేతి ఏది స్తోమ స్తోమ ఏత్యేది స్తోమ ఏవైవ స్తోమ ఏత్యేది స్తోమ ఏవ స్తోమ ఏవైవ స్తోమ స్తోమ ఏవ దత్తదేవ స్తోమ స్తోమ ఏవ దత్ ఏవ దత్తదేవైవ తత్ స్తోమాయ స్తోమాయ దేవైవ తత్ స్తోమాయ తత్ స్తోమాయ స్తోమాయ దత్తత్ స్తోమాయ జ్యోతిర్జ్యోతి స్తోమాయ దత్తత్ స్తోమాయ జ్యోతిః స్తోమాయ జ్యోతిర్జ్యోతి స్తోమాయ స్తోమాయ జ్యోతిర్దత్తదజ్యోతి స్తోమాయ స్తోమాయ జ్యోతిర్దత్తత్ జ్యోతిర్దత్తదజ్యోతిర్దత్తదేత్యేతిదత్తద్యోతిర్జ్యోతిర్దత్తదేతి తథదేత్యేతిదత్తదేత్యథో అథో ఏతిదత్తదేత్యథో స్తోమే స్తోమేథో ఏత్యేత్యథో స్తోమే అథో స్తోమే స్తోమేథో అథో స్తోమ ఏవైవ స్తోమేథో అథో స్తోమ ఏవ అథో ఇత్యథో స్తోమ ఏవైవ స్తోమే స్తోమ ఏవ స్తోమగ్ స్తోమమేవ స్తోమే స్తోమ ఏవ స్తోమం ఏవ స్తోమగ్ స్తోమమేవైవ స్తోమమభ్యభి స్తోమమేవైవ స్తోమమభి స్తోమమభ్యభి స్తోమగ్ స్తోమమభి ప్రప్రాభి స్తోమగ్ స్తోమమభి అభిప్రప్రాభ్యభి ప్రణయది ప్రాభ్యభి ప్రణయది ప్రణయది నయది ప్రణయది యావంతో యావంతో నయది ప్రణయది యావంత నైది యావంతో యావంతో నయది నైది యావంతో వై వై యావంతో నయది యావంతో వై యావంతో వై వై యావంతో యావంతో వై స్తోమా స్తోమా వై యావంతో యావంతో వై స్తోమా వై స్తోమా స్తోమా వై వై స్తోమా స్తావంత స్తావంత స్తోమా వై వై స్తోమా స్తావంత స్తోమా స్తావంత స్తావంత స్తోమా స్తోమా స్తావంత కామా కామా స్తావంత స్తోమా స్తోమా స్తావంత కామా స్తావంత కామా కామా స్తావంత స్తావంత కామా స్తావంత స్తావంత కామా స్తావంత స్తావంత కామా స్తావంత కామా స్తావంత స్తావంత కామా కామా స్తావంతో లోకా లోకా స్తావంత కామా కామా స్తావంతో లోకా పావంతో లోకా లోకా స్తావంత స్తావంతో లోకా స్తావంతి తావంత లోకా స్తావంత స్తావంతో లోకా స్తావంతి లోకా స్తావంతి తావంతి లోకా లోకా స్తావంతి జ్యోతికుంషి జ్యోతికుంషి తావంతి లోకా లోకా స్తావంతి జ్యోతికుంషి తావంతి జ్యోతికుంషి జ్యోతికుంషి తావంతి తావంతి జ్యోతికుష్యేతావత్యోతికుంషి తావంతి తావంతి జ్యోతికుష్యేతావత జ్యోతికుష్యేతావత్యోతికుంషి జ్యోతికుష్యేతావత ఏవైవైతావతో జ్యోతికుంషి జ్యోతికుష్యేతావత ఏవ ఏతావత ఏవైవైతావత ఏతావత ఏవ స్తోమాన్ స్తోమానేవైతావత ఏతావత ఏవ స్తోమాన్ ఏవ స్తోమాన్ స్తోమానేవైవ స్తోమానేతావత ఏతావత స్తోమానేవైవ స్తోమానేతావత స్తోమానేతావత ఏతావత స్తోమాన్ స్తోమానేతావత కామాన్ కామానేతావత స్తోమాన్ స్తోమానేతావత కామాన్ ఏతావత కామాన్ కామానేతావత ఏతావత కామానేతావత ఏతావత కామానేతావత ఏతావత కామానేతావత కామానేతావత ఏతావత కామాన్ కామానేతావత లోకానేతావత కామాన్ కామానేతావతో లోకాన్ ఏతావతో లోకాన్ లోకానేతావత ఏతావతో లోకానేతావంత్యేతావంతి లోకానేతావత ఏతావతో లోకానేతావంతి లోకానేతావంత్యేతావంతి లోకాన్ లోకానేతావంతి జ్యోతికుంషి జ్యోతికుష్యేతావంతి లోకాన్ లోకానేతావంతి జ్యోతికుంషి ఏతావంతి జ్యోతికుంషి జ్యోతికుష్యేతావంత్యేతావంతి జ్యోతికుష్యవ జ్యోతికుష్యేతావంత్యేతావంతి జ్యోతికుష్యవ జ్యోతికుష్యవ్యోతికుంషి జ్యోతికుష్యవృందే వృందే వజ్యోతికుంషి జ్యోతికుష్యవృందే అవరుందే రుంధే వావరుంధే బృంధ ఇది రుంధే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి సస వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి సహ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి స సవదంతి వదంతి సదు సవదంతి వదంతి సదు ససుతు సత్వై వైతు సత్వై త్వై వైదు యజేత యజేత వైదు యజేత వైయజేత యజేత వై వైయజేత యోయజేత వై వైయజేతయ యజేతయో యోజేత యజేతయోగ్నిష్టోమేనాగ్నిష్టోమేన యోజేత యజేతయోగ్నిష్టోమేన యోగ్నిష్టోమేనాగ్నిష్టోమేన యోగ్నిష్టోమేన యజమానో యజమానోగ్నిష్టోమేన యోగ్నిష్టోమేన యజమానః అగ్నిష్టోమేన యజమానో యజమానోగ్నిష్టోమేనాగ్నిష్టోమేన యజమానోథాథ యజమానోగ్నిష్టోమేనాగ్నిష్టోమేన యజమానోథ అగ్నిష్టోమేనేత్యగ్నిస్తోమేన యజమానోథాథ యజమానో యజమానోథ సర్వస్తోమేన సర్వస్తోమేనాథ యజమానో యజమానోథ సర్వస్తోమేన అథ సర్వస్తోమేన సర్వస్తోమేనాథాథ సర్వస్తోమేన యజేత యజేత సర్వస్తోమేనాథాథ సర్వస్తోమేన యజేత సర్వస్తోమేన యజేత యజేత సర్వస్తోమేన సర్వస్తోమేన యజేతేతి యజేత సర్వస్తోమేన సర్వస్తోమేన యజేతేతి సర్వస్తోమేనేతి సర్వాస్తోమేన యజేతేతి యజేత యజేతేతి యస్య యస్యేత యజేత యజేతేతి యస్య యస్య త్రివృతం త్రివృతం యస్యేతి యస్య త్రివృతం యస్య త్రివృతం త్రివృతం యస్య యస్య త్రివృతమంతర్యంత్యంతర్యంతి త్రివృతం యస్య యస్య త్రివృతమంతర్యంతి త్రివృతమంతర్యంత్యంతర్యంతి త్రివృతం త్రివృతమంతర్యంతి ప్రాణాన్ ప్రాణానంతర్యంతి త్రివృతం త్రివృతమంతర్యంతి ప్రాణాన్ త్రివృతమైత్రివృతం అంతర్యంత ప్రాణాన్ ప్రాణానంతర్యంత్యం తర్యంత్రి ప్రాణాగస్తస్య తస్య ప్రాణానంతర్యంత్యం తర్యంత్రి ప్రాణాగస్తస్య అంతర్యంతేత్యంతహర్యంతి ప్రాణాగస్తస్య తస్య ప్రాణాన్ ప్రాణాగస్తస్యాంతరంతస్తస్య ప్రాణాన్ ప్రాణాగస్తస్యాంతః ప్రాణానిది ప్రాణాన్ తస్యాంతరంతస్తస్య తస్యాంతర్యంతయంత్యంతస్తస్య తస్యాంతర్యంతి అంతర్యంతయంత్యంతరంతర్యంతి ప్రాణేషు ప్రాణేషు యంత్యంతరంతర్యంతి ప్రాణేషు యంత్య ప్రాణేషు ప్రాణేషు యంతయంతి ప్రాణేషు మేమే ప్రాణేషు యంతయంతి ప్రాణేషు మే ప్రాణేషు మేమే ప్రాణేషు ప్రాణేషు మేప్యపి మే ప్రాణేషు ప్రాణేషు మేపి ప్రాణేష్విది ప్రాణేషు మేప్యపి మేమేప్యసద సదపి మేమేప్యసద అప్యసద సదప్యప్యసదిదీత్యసదప్యప్యసదిది అసదితేత్య సద సదితి ఖలు ఖల్విత్య సద సదితి ఖలు ఇది ఖలు ఖల్విదేది ఖలు వై వై ఖల్విదేది ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞేన యజ్ఞేన వై ఖలు ఖలు వై యజ్ఞేన వై యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన వై వై యజ్ఞేన యజమాన యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజమానో యజమానో యజతే యస్య యస్య యజతే యజమానో యజమానో యజతే యస్య యజతే యస్య యస్య యజతే యజతే యస్య పంచదశం పంచదశం యస్య యజతే యజతే యస్య పంచదశం యస్య పంచదశం పంచదశం యస్య యస్య పంచదశమంతర్యంత్యంతర్యంతి పంచదశం యస్య యస్య పంచదశమంతర్యంతి పంచదశమంతర్యంత్యంతర్యంతి పంచదశం పంచదశమంతర్యంతి వీర్యం వీర్యమంతర్యంతి పంచదశం పంచదశమంతర్యంతి వీర్యం పంచదశమితి పంచాదశం అంతర్యంతి వీర్యం వీర్యమంతర్యంత్యంతర్యంతి వీర్యం తస్య తస్య వీర్యమంతర్యంత్యంతర్యంతి వీర్యం తస్య అంతర్యంతీత్యంతహయంతి వీర్యం తస్య తస్య వీర్యం వీర్యం తస్యాంతరంతస్తస్య వీర్యం వీర్యం తస్యాంతః తస్యాంతరంతస్తస్య తస్యాంతర్యంతయంత్యంతస్తస్య తస్యాంతర్యంతి అంతర్యంతయంత్యంతరంతర్యంతి వీర్యే వీర్యయంత్యంతరంతర్యంతి వీర్యే ఎందు వీర్య వీర్య ఎందు ఎందు వీర్యే మే మే వీర్య ఎందు ఎందు వీర్యే మే వీర్యే మే మే వీర్యే వీర్యే మేప్యపి మే వీర్యే వీర్యే మేపి మేప్యపి మే మేప్య సద సదపి మే మేప్య సద అప్యసద సదప్యప్య సదిదేత్య సదప్యప్య సదిది అసదిదేత్య సద సదితి ఖలు ఖల్విత్య సద సదితి ఖలు ఇది ఖలు ఖల్విదేది ఖలు వై వై ఖల్విదేది ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞాన యజ్ఞాన వై ఖలు ఖలు వై యజ్ఞాన వై యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన వై వై యజ్ఞేన యజమాన యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతే యస్య యస్య యజతే యజమానో యజమానో యజతే యస్య యజుతేజస్య యస్య యజుతేజుతేజస్య సప్తదశకం సప్తదశం యస్య యజుతేజుతేజస్య సప్తదశం యస్య సప్తదశకం సప్తదశం యస్య యస్య సప్తదశమంతర్యంత్యంతర్యంత సప్తదశం యస్య యస్య సప్తదశమంతర్యంతి సప్తదశమంతర్యంత్యంతర్యంత సప్తదశకం సప్తదశమంతర్యంత ప్రజాం ప్రజామంతర్యంత సప్తదశకం సప్తదశమంతర్యంత ప్రజాం సప్తదశమితి సప్తాదశం అంతర్యంత ప్రజాం ప్రజామంతర్యంత్యంతర్యంత ప్రజాంతస్య తస్య ప్రజామంతర్యంత్యంతర్యంత ప్రజాంతస్య అంతర్యంతేత్యంతః వేంతి ప్రజాంతస్య తస్య ప్రజాం ప్రజాంతస్యానతరంతస్తస్య ప్రజాం ప్రజాంతస్యాంతః ప్రజామితి ప్రజాం తస్యాంతరంతస్తస్య తస్యాంతర్యంతయంత్యంతస్తస్య తస్యాంతర్యంతి అంతర్యంతయంత్యంతరంతర్యంతి ప్రజాయాం ప్రజాయాంత్యంతరంతర్యంతి ప్రజాయాం యంతి ప్రజాయాం ప్రజాయాంత్యంతయంతి ప్రజాయాం మే మే ప్రజాయాంత్యంతయంతి ప్రజాయాం మే ప్రజాయాం మే మే ప్రజాయాం ప్రజాయాం మేప్యపి మే ప్రజాయాం ప్రజాయాం మేపి ప్రజాయామి ప్రజాయాం మేప్యపి మే మేప్యసద సదపి మే మేప్యసద అప్యసద సదప్యప్య సదిదేత్య సదప్యప్య సదిది అసదిదేత్య సద సదిది ఖలు ఖల్విత్య సద సదిది ఖలు ఇది ఖలు ఖల్విదేది ఖలు వై వై ఖల్విదేది ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞేన యజ్ఞేన వై ఖలు ఖలు వై యజ్ఞేన వై యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన వై వై యజ్ఞేన యజమాన యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతే యస్య యస్య యజతే యజమానో యజమానో యజతే యస్య యజతేజస్య యస్య యజతే యజతే యస్యైక వికంశమేక వికంశం యస్య యజతే యజతే యస్యైక వికంశం యస్యైక వికంశమేక వికంశం యస్య యస్యైక వికంశమంతర్యంత్యంతర్యంత్యేక వికంశం యస్య యస్యైక వికంశమంతర్యంతి ఏక వికంశమంతర్యంత్యంతర్యంత్యేక వికంశమేక వికంశమంతర్యంతి ప్రతిష్టాం ప్రతిష్టామంతర్యంత్యేక వికంశమేక వికంశమంతర్యంతి ప్రతిష్టాం ఏక వికంశమిత్యేక వికంశం అంతర్యంత ప్రతిష్టాం ప్రతిష్టామంతర్యంత్యంతర్యంత ప్రతిష్టాంతస్య తస్య ప్రతిష్టామంతర్యంత్యంతర్యంత ప్రతిష్టాంతస్య అంతర్యంతేత్యంతః వేంతి ప్రతిష్టాంతస్య తస్య ప్రతిష్టాం ప్రతిష్టాంతస్యాంతరంతస్తస్య ప్రతిష్టాం ప్రతిష్టాంతస్యాంతః ప్రతిష్టామిది ప్రతిష్టాం తస్యాంతరంతస్తస్య తస్యాంతర్యంతయంత్యంతస్తస్య తస్యాంతర్యంతి అంతర్యంతయంత్యంతరంతర్యంతి ప్రతిష్టాయాం ప్రతిష్టాయాం యంత్యంతరంతర్యంతి ప్రతిష్టాయాం యంతి ప్రతిష్టాయాం ప్రతిష్టాయాం యంత్యంతి ప్రతిష్టాయాం మే మే ప్రతిష్టాయాం యంత్యంతి ప్రతిష్టాయాం మే ప్రతిష్టాయాం మే మే ప్రతిష్టాయాం ప్రతిష్టాయాం మేప్యపి మే ప్రతిష్టాయాం ప్రతిష్టాయాం మేపి ప్రతిష్టాయామిది ప్రతిష్టాయాం మేప్యపి మే మేప్య సద సదపి మే మేప్యసద అప్యసద సదప్యప్య సదిదీత్య సదప్యప్య సదిది అసదిదీత్య సద సదిది ఖలు ఖల్విత్య సద సదిది ఖలు ఇది ఖలు ఖల్విదేది ఖలు వై వై ఖల్విదేది ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞేన యజ్ఞేన వై ఖలు ఖలు వై యజ్ఞేన వై యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన వై వై యజ్ఞేన యజమాన యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతేజస్య యస్య యజతే యజమానో యజమానో యజతేజస్య యజతేజస్య యస్య యజతే యజతేజస్య తృణవం తృణవల్యస్య యజతే యజతేజస్య తృణవం యస్య తృణవం తృణవల్యస్య యస్య తృణవమంతర్యంత్యంతర్యంతి తృణవల్యస్య యస్య తృణవమంతర్యంతి తృణవమంతర్యంత్యంతర్యంతి తృణవంతృణవమంతర్యంచుతో ఋతోనంతర్యంతి తృణవంతృణవమంతర్యంచుతో తృణవమితి త్రీణవం అంతర్యంచుతో ఋతోనంతర్యంత్యంతర్యంచుతో చర్తోనంతర్యంత్యంతర్యంచుతో అంతర్యంతేత్యంతః ఎంది అధోగుష్ఠ చర్తో మృదోగుష్ఠ తస్య తస్య చర్తో మృదోగుష్ఠ తస్య చిరస్య తస్య చతుర్దశ నక్షత్రయాం నక్షత్రియాం తస్య చతుర్దశ నక్షత్రయాం తస్య నక్షత్రయాం నక్షత్రయాం తస్య తస్య నక్షత్రయాం చిత నక్షత్రయాం తస్య తస్య నక్షత్రయాం చ నక్షత్రయాం చిత నక్షత్రయాం నక్షత్రయాం చ విరాజం విరాజం చ నక్షత్రయాం నక్షత్రయాం చ విరాజం చ విరాజం విరాజం చిత విరాజమంతరంతర్విరాజం చిత విరాజమంత విరాజమంతరంతర్విరాజం విరాజమంతర్యంతి యంత్యంతర్విరాజం విరాజమంతర్యంతి విరాజమితి విరాజం అంతర్యంతి యంత్యంతరంతర్యం చతుష్పదశు యంత్యంతరంతర్యం చతుషు యంత్యుదశ్పదశు యంతి యంత్యుదశ మే మహదుషు యంతి యంత్యుదశ మే అర్దశ మే మహర్దృదశ మేప్యపి మహర్దృదశ మేపి మేప్యపి మే మేప్య సద సదపి మే మేప్య సద అప్య సద సదప్యప్య సన్నక్షత్రియాన్నక్షత్రియామ సదప్యప్య సన్నక్షత్రియాం అసన్నక్షత్రియాన్నక్షత్రియామ సద సన్నక్షత్రియాంచక్షత్రియామ సద సన్నక్షత్రియాంచ నక్షత్రియాంచక్షత్రియాన్నక్షత్రియాంచ విరాజి విరాజి చ నక్షత్రియాన్నక్షత్రియాంచ విరాజి చ విరాజి విరాజి చ విరాజీతీతి విరాజి చ విరాజీతి విరాజీతీతి విరాజి విరాజీతి ఖలు ఖల్విది విరాజి విరాజీతి ఖలు విరాజీతి విరాజి ఇది ఖలు ఖల్విదీతి ఖలు వై వై ఖల్విదీతి ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞాన యజ్ఞాన వై ఖలు ఖలు వై యజ్ఞాన వై యజ్ఞాన యజ్ఞాన వై వై యజ్ఞాన యజమానో యజమానో యజ్ఞాన వై వై యజ్ఞాన యజమాన యజ్ఞాన యజమానో యజమానో యజ్ఞాన యజ్ఞాన యజమానో యజతే యజమానో యజ్ఞాన యజ్ఞాన యజమానో యజతే యజమానో యజతే యజమానో యజమానో యజతేయస్త్రిగుంశంశంశంశంశంశం యస్త్రిగుంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశంశం త్రయస్త్రిగుంశమితి త్రయః త్రిగుంశం అంతర్యంతి దేవతా దేవతా అంతర్యంత్యంతర్యంతి దేవతాస్తస్య తస్య దేవతా అంతర్యంత్యంతర్యంతి దేవతాస్తస్య అంతర్యంతి ఇత్యంతః యంతి దేవతాస్తస్య తస్య దేవతా దేవతాస్తస్యాంతరంతస్తస్య దేవతా దేవతాస్తస్యాంతః తస్యాంతరంతస్తస్య తస్యాంతర్యంతి యంత్యంతస్తస్య తస్యాంతర్యంతి అంతర్యంతి యంత్యంతరంతర్యంతి దేవతాసు దేవతాసు యంత్యంతరంతర్యంతి దేవతాసు ఎంతి దేవతాసు దేవతాసు ఎంతి ఎంతి దేవతాసు మే మే దేవతాసు ఎంతి ఎంతి దేవతాసు మే దేవతాసు మే మే దేవతాసు దేవతాసు మేప్యపి మే దేవతాసు దేవతాసు మేపి మేప్యపి మే మేప్య సద సదపి మే మేప్య సద అప్య సద సదప్యప్య సదిదీత్య సదప్యప్య సదిది అసదిదీత్య సద సదిది ఖలు ఖల్విత్య సద సదిది ఖలు ఇది ఖలు ఖల్విదీతి ఖలు వై వై ఖల్విదీతి ఖలు వై ఖలు వై వై ఖలు తల వై యజ్ఞాన యజ్ఞాన వై ఖలు తల వై యజ్ఞాన వై యజ్ఞాన యజ్ఞాన వై వై యజ్ఞాన యజమానో యజమానో యజ్ఞాన వై వై యజ్ఞాన యజమాన యజ్ఞాన యజమానో యజమానో యజ్ఞాన యజ్ఞాన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞాన యజ్ఞాన యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతే యో యో యజతే యజమానో యజమానో యజతే యజతే యో యో యజతే యజతే యో వై వై యో యజతే యజతే యో వై యో వై వై యో యో వై స్తోమానాగుస్తోమానాం వై యో యో వై స్తోమానాం వై స్తోమానాగుస్తోమానాం వై వై స్తోమానామవమగుస్తోమానాం వై వై స్తోమానామవమం స్తోమానామవమగుస్తోమానాగుస్తోమానామవమం పరమదాం పరమదామవమగుస్తోమానాగుస్తోమానామవమం పరమదాం అవమం పరమదాం పరమదామవమమవమం పరమదాం గచ్చందం గచ్చందం పరమదామవమమవమం పరమదాం గచ్చందం పరమదాం గచ్చందం గచ్చందం పరమదాం పరమదాం గచ్చందం వేద వేద గచ్చందం పరమదాం పరమదాం గచ్చందం వేద గచ్చందం వేద వేద గచ్చందం గచ్చందం వేద పరమదాం పరమదాం వేద గచ్చందం గచ్చందం వేద పరమదాం వేద పరమదాం పరమదాం వేద వేద పరమదామేవైవ పరమదాం వేద వేద పరమదామేవ పరమదామేవైవ పరమదాం పరమదామేవ గచ్చతి గచ్చత్యేవ పరమదాం పరమదామేవ గచ్చతి ఏవ గచ్చతి గచ్చత్యేవైవ గచ్చతి త్రివర్త్రివర్ గచ్చత్యేవైవ గచ్చతి త్రివృత గచ్చతి త్రివర్త్రివర్ గచ్చతి గచ్చతి త్రివర్ద్వై వై త్రివర్ గచ్చతి గచ్చతి త్రివర్ద్వై త్రివర్ద్వై వై త్రివర్త్రివర్ద్వై స్తోమానాగుస్తోమానాం వై త్రివర్త్రివర్ద్వై స్తోమానాం త్రివృదిది త్రివృత వై స్తోమానాగుస్తోమానాం వై వై స్తోమానామ వమో వమ స్తోమానాం వై వై స్తోమానామ వమ స్తోమానామ వమో వమ స్తోమానాగుస్తోమానామ వమస్త్రివర్త్రివృత వమస్తోమానాగుస్తోమానామ వమస్త్రివృత అవమస్త్రివృత్రివృత వమో వమస్త్రివృత్పరమః పరమస్త్రివృత వమో వమస్త్రివృత్పరమః త్రివృత్పరమః పరమస్త్రివృత్రివృత్పరమో యోయః పరమస్త్రివృత్రివృత్పరమోయః త్రివృదిది త్రివృత పరమో యోయః పరమః పరమోయ ఏవమేవయ్యః పరమః పరమోయ ఏవం ఏమేమయ్యోయ ఏం వేద వేదైమయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేం వేద పరమతాం పరమతాం వేదైవమేం వేద పరమతాం వేద పరమతాం పరమతామేవ పరమతామేవ పరమతామేవ గచ్చతి గచ్చత్యేవ పరమతాం పరమతామేవ గచ్చతి ఏవ గచ్చతి గచ్చత్యేవైవ గచ్చతి గచ్చతీతి గచ్చతి అంగిరసో వై వా అంగిరసోంగిరసో వై సత్రగో సత్రం వా అంగిరసోంగిరసో వై సత్రం వై సత్రగో సత్రం వై వై సత్రమా సదాసుర సత్రం వై వై సత్రమా సదా సత్రమా సదాసుర సత్రగో సత్రమా సతతే తాసుర సత్రగో సత్రమా సతతే ఆసతతే తా సదాసురతే సువర్గకో సువర్గం తా సదాసురతే సువర్గం తే సువర్గకో సువర్గం తే తే సువర్గం లోకం లోకకో సువర్గం తే తే సువర్గం లోకం సువర్గం లోకం లోకకో సువర్గకో సువర్గం లోకమాయన్ నాయన్ లోకకో సువర్గకో సువర్గం లోకమాయన్ సువర్గమితి సువాహకం లోకమాయన్ నాయన్ లోకం లోకమాయన్ దేశాం దేశమాయన్ లోకం లోకమాయన్ దేశాం ఆయన్ దేశాం దేశమాయన్ నాయన్ దేశాగో హరిష్మాన్ హరిష్మాన్ దేశమాయన్ నాయన్ దేశాగో హరిష్మాన్ దేశాగో హరిష్మాన్ హరిష్మాన్ దేశాం దేశాగో హరిష్మాగశ్చిద హరిష్మాన్ దేశాం దేశాగో హరిష్మాగశ్చ హరిష్మాగశ్చిద హరిష్మాన్ హరిష్మాగశ్చ హరిష్కృత విష్కృత హరిష్మాన్ హరిష్మాగశ్చ హరిష్కృత హరిష్కృత్యీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతా అకామయేతాంతౌ తావకామయేతాకుంసవర్గం అకామయేతాకుంసవర్గకుంసవర్గమకామయేతామకామయేతాకుంసవర్గం లోకం లోకకుంసవర్గమకామయేతామకామయేతాకుంసవర్గం లోకం సువర్గం లోకం లోకకుంసవర్గకుంసవర్గం లోకం యావే యావ లోకకుంసవర్గకుంసవర్గం లోకం యావ స్వర్గమిది సువాహగ్రం లోకమి యావే యావ లోకం లోకమి యావేతీతి యావ లోకం లోకమి యావేతి యావేతీతి యావే యావే ఋతౌ తావితి యావే యావే ఋతౌ ఇటతౌ తావితి ఋతావేతమేతం తావితి ఋతావేతం తావేతమేతం తౌ తావేతం ద్విరాత్రం ద్విరాత్రమేతం తౌ తావేతం ద్విరాత్రం ఏతం ద్విరాత్రం ద్విరాత్రమేతమేతం ద్విరాత్రమవశ్యతామవశ్యతాం ద్విరాత్రమేతమేతం ద్విరాత్రమవశ్యతాం ద్విరాత్రమవశ్యతామవశ్యతాం ద్విరాత్రం ద్విరాత్రమవశ్యతాంతం తమవశ్యతాం ద్విరాత్రం ద్విరాత్రమవశ్యతాంతం ద్విరాత్రమిది ద్విరాత్రం అవశ్యతాంతం తమవశ్యతామవశ్యతాంతమాతమవశ్యతామవశ్యతాంతమాతమాతంతమాహరతామహరతామాతంతమాహరతాం ఆహరతామహరతామహరతాంతేన తేనాహరతామహరతాంతేన ఆహరతాంతేన తేనాహరతామహరతాంతేన యజేతామయజేతాంతేన ఆహరతామహరతాంతేన యజేతాం తేన యజేతామయజేతాంతేన తేన యజేతాంతదస్తుతో యజేతాంతేన తేన యజేతాంతదః యజేతాంతదస్తుతో యజేతామయజేతాంతదో వైతతో యజేతామయజేతాంతదో వై తదో వై వైతదస్తుతో వైతౌ వైతౌ సువర్గకుంసువర్గం తౌ వై వైతౌ సువర్గం తౌ సువర్గకుంసువర్గం తౌ తౌ సువర్గం లోకం లోకకుంసువర్గం తౌ తౌ సువర్గం లోకం సువర్గం లోకం లోకకుంసువర్గకుంసువర్గం లోకమైతామైతాం లోకకుంసువర్గకుంసువర్గం లోకమైతాం సువర్గమితి సువాహకం లోకమైతామైతాం లోకం లోకమైతాం యోయ ఐతాం లోకం లోకమైతాం యః ఐతాం యోయ ఐతామైతాం యఏవమేవం యఐతామైతాం యఏవం ఏమేమయ్యోయేమం విద్వాన్ విద్వాన్ ఏమయ్యోయేమం విద్వాన్ ద్విరాత్రేణ ద్విరాత్రేణ విద్వాన్ ఏమయ్యోయేమం విద్వాన్ ద్విరాత్రేణ ద్విరాత్రేణ విద్వాన్ ఏమయ్యోయేమం విద్వాన్ ద్విరాత్రేణ ఇది దే ద్విరాత్రేణ విద్వాన్ ఇది దే ద్విరాత్రేణ ఇది దే ద్విరాత్రేణ ద్విరాత్రేణ ఇది దే సువర్గకుంసవర్గం ఇది దే ద్విరాత్రేణ ద్విరాత్రేణ ఇది దే సువర్గం ఏతేసు వర్గకుంసవర్గం ఏతేసు వర్గం లోకం లోకమేవ సువర్గకుంసవర్గం ఏవ లోకం లోకమేవ సువర్గకుంసవర్గం ఏవ లోకం సువర్గమితి సువాహగం ఏవ లోకం లోకమేవైవ లోకమేత్యేది లోకమేవైవ లోకమేతి లోకమేత్యేది లోకం లోకమేతి తౌ తావేతి లోకం లోకమేతి తౌ ఏదితౌ తావేత్యేతావైతామైతాంతావేత్యేతావైతాం తావైతామైతాంతౌ తావైతాం పూర్వేణ పూర్వేణైతాంతౌ తావైతాం పూర్వేణ ఐతాం పూర్వేణ పూర్వేణైతామైతాం పూర్వేణాన్నాన్న పూర్వేణైతామైతాం పూర్వేణాన్నా పూర్వేణాన్నాన్న పూర్వేణ పూర్వేణాన్నా గచ్చతామగచ్చతామన్నా పూర్వేణ పూర్వేణాన్నా గచ్చతాం అన్నాగచ్చదామగచ్చదామన్నాగచ్చదాముత్తరేణోత్తరేణాగచ్చదామన్నాగచ్చదాముత్తరేణ అభిప్లవః పూర్వం పూర్వమభిప్లవః పూర్వమహరః పూర్వమభిప్లవోభిప్లవః పూర్వమహః అభిప్లవ ఇత్యభిప్లవః పూర్వమహరః పూర్వం పూర్వమహద్భవతి భవత్యః పూర్వం పూర్వమహద్భవతి అహద్భవతి భవత్యహరహద్భవతి గతిర్గతిర్భవత్యహరహద్భవతి గతిః భవతి గతిర్గతిర్భవతి భవతి గతిరుత్తరముత్తరం గతిర్భవతి భవతి గతిరుత్తరం గతిరుత్తరముత్తరం గతిర్గతిరుత్తరం జ్యోతిష్టోమో జ్యోతిష్టోమ ఉత్తరం గతిర్గతిరుత్తరం జ్యోతిష్టోమః ఉత్తరం జ్యోతిష్టోమో జ్యోతిష్టోమ ఉత్తరముత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమోగ్నిష్టోమో జ్యోతిష్టోమ ఉత్తరముత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమ ఉత్తరమిత్యోదోత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమోగ్నిష్టోమో జ్యోతిష్టోమో జ్యోతిష్టోమోగ్నిష్టోమ పూర్వం పూర్వమగ్నిష్టోమో జ్యోతిష్టోమో జ్యోతిష్టోమోగ్నిష్టోమ పూర్వం జ్యోతిష్టోమ ఇది జ్యోతిష్టోమ అగ్నిష్టోమ పూర్వం పూర్వమగ్నిష్టోమో అగ్నిష్టోమ పూర్వమహరః పూర్వమగ్నిష్టోమో అగ్నిష్టోమ పూర్వమహరః అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ పూర్వమహరః పూర్వం పూర్వమహద్భవతి భవత్యః పూర్వం పూర్వమహద్భవతి అహద్భవతి భవత్యహరహద్భవతి తేజస్తేజో భవత్యహరహద్భవతి తేజః భవతి తేజస్తేజో భవతి భవతి తేజస్తేన తేన తేజో భవతి భవతి తేజస్తేన తేజస్తేన తేన తేజస్తేజస్తేనావతేన తేజస్తేజస్తేనావ తేనావతేన తేనావరుంధే రుంధేవతేన తేనావరుంధే అవరుంధే రుంధేవావరుంధే సర్వస్తోమః సర్వస్తోమో రుంధేవావరుంధే సర్వస్తోమః రుంధే సర్వస్తోమః సర్వస్తోమో రుంధే రుంధే సర్వస్తోమోదరాత్రోదరాత్రః సర్వస్తోమో రుంధే రుంధే సర్వస్తోమోదరాత్రః సర్వస్తోమోదరాత్రోదరాత్రః సర్వస్తోమః సర్వస్తోమోదరాత్ర ఉత్తరముత్తరమదరాత్రః సర్వస్తోమః సర్వస్తోమోదరాత్ర ఉత్తరం సర్వస్తోమ ఇది సర్వస్తోమః అదరాత్ర ఉత్తరముత్తరమదరాత్రోదరాత్ర ఉత్తరగం సర్వస్య సర్వస్య ఉత్తరమదరాత్రోదరాత్ర ఉత్తరగం సర్వస్య అదరాత్ర ఇత్యది రాత్రః ఉత్తరగం సర్వస్య సర్వస్యోత్తరముత్తరగం సర్వస్యాత్యాత్యై సర్వస్యోత్తరముత్తరగం సర్వస్యాత్యై ఉత్తరమిత్యోదోతరం పూర్వే పూర్వే గాయత్రమవరుధ్యా అవరుధ్యే గాయత్రం పూర్వే అవరుధ్యా ఇత్యవరుధ్యై గాయత్రం పూర్వే పూర్వే గాయత్రం గాయత్రం పూర్వే హన్న హన్ పూర్వే గాయత్రం గాయత్రం పూర్వే హన్ పూర్వే హన్న హన్ పూర్వే పూర్వే హన్ సామ సామ హన్ పూర్వే పూర్వే హన్ సామ అహన్ సామ సామ హన్న హన్ సామ భవతి భవతి సామ హన్న హన్ సామ భవతి సామ భవతి భవతి సామ సామ భవతి తేజస్తేజో భవతి సామ సామ భవతి తేజః భవతి తేజస్తేజో భవతి భవతి తేజో వై వై తేజో భవతి భవతి తేజో వై తేజో వై వై తేజస్తేజో వై గాయత్రీ గాయత్రీ వై తేజస్తేజో వై గాయత్రీ వై గాయత్రీ గాయత్రీ వై వై గాయత్రీ గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం తేజస్తేజో బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం తేజః బ్రహ్మవర్చసం తేజస్తేజో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేజ ఏవైవ తేజో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం తేజ ఏవైవ తేజస్తేజ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ తేజస్తేజ ఏవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమాత్మన్నాత్మన్ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్నాత్మన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమాత్మన్ ధత్తే దత్త ఆత్మన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమాత్మన్ ధత్తే బ్రహ్మవర్చసమితి బ్రహ్మా వర్చసం ఆత్మన్ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ధత్తే త్రైష్టుభం త్రైష్టుభం దత్త ఆత్మన్నాత్మన్ధత్తే త్రైష్టుభం దత్తే త్రైష్టుభం త్రైష్టుభం దత్తే దత్తే త్రైష్టుభముత్తర ఉత్తరే త్రైష్టుభం దత్తే దత్తే త్రైష్టుభముత్తరే త్రైష్టవముత్తర ఉత్తరే త్రైష్టవం త్రైష్టవముత్తర ఓజ ఓజ ఉత్తరే త్రైష్టవం త్రైష్టవముత్తర ఓజ ఉత్తర ఓజ ఓజ ఉత్తర ఉత్తర ఓజో వై వా ఓజ ఉత్తర ఉత్తర ఓజో వై ఉత్తర ఇత్యుదోత్తరే ఓజో వై వా ఓజ ఓజో వై వీర్యం వీర్యం వా ఓజ ఓజో వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం తృష్టక్ తృష్టక్ వీర్యం వై వై వీర్యం తృష్టక వీర్యం దృష్టక్ తృష్టక్ వీర్యం వీర్యం తృష్టగోజ ఓజస్ తృష్టక్ వీర్యం వీర్యం తృష్టగోజ తృష్టగోజ ఓజస్ తృష్టక్ తృష్టగోజ ఏవై ఓజస్ తృష్టక్ తృష్టగోజ ఏవ ఓజ ఏవై ఓజ ఓజ ఏవ వీర్యం వీర్యమేవజ ఓజ ఏవ వీర్యం ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యమాత్మన్నాత్మన వీర్యమేవైవ వీర్యమాత్మన్న వీర్యమాత్మన్నాత్మన వీర్యం వీర్యమాత్మన్ ధత్తే దత్త ఆత్మన వీర్యం వీర్యమాత్మన్ ధత్తే ఆత్మన్ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ధత్తే రథంధర గోరథంధరం దత్త ఆత్మన్నాత్మన్ధత్తే రథంధరం రథే రథంధర గోరథంధరం ధత్తే ధత్తే రథంధరం పూర్వే పూర్వే రథంధరం ధత్తే ధత్తే రథంధరం పూర్వే రథంధరం పూర్వే పూర్వే రథంధర గోరథంధరం పూర్వే హన్న హన్ పూర్వే రథంధర గోరథంధరం పూర్వే హన్న రథంధరమితి రథంధరం పూర్వే హన్న హన్ పూర్వే హన్ సామ సామ హన్ పూర్వే హన్ సామ అహన్ సామ సామాహన్న హన్ సామ భవతి భవతి సామాహన్న హన్ సామ భవతి సామ భవతి భవతి సామ సామ భవతీజమియం భవతి సామ సామ భవతీజం భవతీజమియం భవతి భవతీజం వై వా ఇయం భవతి భవతీజం వై ఇయం వై వా ఇయమియం వైరసందర ఘోరసందరం వా ఇయమియం వైరసందరం వైరసందర ఘోరసందరం వై వైరసందరమస్యామస్యా ఘోరసందరం వై వైరసందరమస్యాం రథంతరమస్యామస్యా ఘోరథంతర ఘోరథంతరమస్యామేవైవాస్యా ఘోరథంతర ఘోరథంతరమస్యామేవ రథంతరమితి రథం పరం అస్యామేవైవాస్యామస్యామేవ ప్రతి ప్రత్యేవాస్యామస్యామేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి బృహత్ బృహత్ తిష్టతి ప్రతి ప్రతిష్టతి బృహత్ తిష్టతి బృహత్ బృహత్ తిష్టతి తిష్టతి బృహదత్తర ఉత్తరే బృహత్ తిష్టతి తిష్టతి బృహదత్తరే బృహదత్తర ఉత్తరే బృహత్ బృహదత్తరే సావసా ఉత్తరే బృహత్ బృహదత్తరే సౌ ఉత్తరే సావసా ఉత్తర ఉత్తరే సౌ వై వా అసా ఉత్తర ఉత్తరే సౌ వై ఉత్తరే అసౌ వై వా అసావసౌ వై బృహత్ బృహద్ వా అసావసౌ వై బృహద్ వై బృహత్ బృహద్ వై వై బృహదముష్యామముష్యాం బృహద్ వై వై బృహదముష్యాం బృహదముష్యామముష్యాం బృహత్ బృహదముష్యామే వై వాముష్యాం బృహద్ బృహదముష్యామేవ అముష్యామే వై వాముష్యామముష్యామేవ ప్రతి ప్రత్యేవాముష్యామముష్యామేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తత్తిష్టతి ప్రతి ప్రతిష్టతి తత్ తిష్టతి తత్తిష్టతి తిష్టతి తదాహురాహుస్తత్తిష్టతి తిష్టతి తదాహు తదాహురాహుస్తత్తదాహుత్వాహుస్తత్తదాహుత్వ ఆహుక్వాహురాహుత్వ జగదీ జగదీ క్వాహురాహుత్వ జగదీ జగదీ జగదీక్వా జగదీచ జగదీక్వా జగదీచ జగదీచ జగదీ జగదీచానుష్ఠుభ నిష్ఠుప్చ జగదీ జగదీచానుష్ఠుభ చానుష్ఠుభ నిష్ఠుప్చ చానుష్ఠుప్చ చానుష్ఠుప్చ చానుష్ఠుప్చ అనుష్ఠుప్చ చానుష్ఠుభ నిష్ఠుప్చేదీతి చానుష్ఠుభ నిష్ఠుప్చేది అనుష్ఠుభేత్యనోస్తభ చేదీతి చచేత వైఖానసం వైఖానసమితి చచేత వైఖానసం ఇది వైఖానసం వైఖానసమితి వైఖానసం పూర్వే పూర్వే వైఖానసమితి వైఖానసం పూర్వే వైఖానసం పూర్వే పూర్వే వైఖానసం వైఖానసం పూర్వే హన్న హన్ పూర్వే వైఖానసం వైఖానసం పూర్వే హన్న పూర్వే హన్న హన్ పూర్వే హన్ సామ సామ హన్ పూర్వే హన్ సామ అహన్ సామ సామ హన్న హన్ సామ భవతి భవతి సామ హన్న హన్ సామ భవతి సామ భవతి భవతి సామ సామ భవతి తేన తేన భవతి సామ సామ భవతి తేన భవతి తేన తేన భవతి భవతి తేన జగత్యై జగత్యై తేన భవతి భవతి తేన జగత్యై తేన జగత్యై జగత్యై తేన తేన జగత్యైన జగత్యై తేన తేన జగత్యైన జగత్యైన జగత్యై జగత్యై నైత్యేతన జగత్యై జగత్యై నైతి నైత్యేతన నైతి షోడశి షోడశ్యేతన నైతి షోడశి ఏతి షోడశి షోడశ్యేత్యేతి షోడశ్యుత్తర ఉత్తరే షోడశ్యేత్యేతి షోడశ్యుత్తరే షోడశ్యుత్తర ఉత్తరే షోడశి షోడశ్యుత్తరేతేన తేన ఉత్తరే షోడశి షోడశ్యుత్తరేతేన ఉత్తరేతేన తేనోత్తర ఉత్తరేతేనానుష్ఠుభో నుష్ఠుభస్తేనోత్తర ఉత్తరేతేనానుష్ఠుభ ఉత్తరాదిత్యుభో నుష్ఠుభస్తేన తేనానుష్ఠుభోధానుష్ఠుభస్తేన తేనానుష్ఠుభోధ అనుష్ఠుభోధానుష్ఠుభో నుష్ఠుభోథాహురాహురథానుష్ఠుభో నుష్ఠుభోథాహు అనుష్ఠుభ ఇత్యనోస్తుభ అథాహురాహురథాహుర్యద్దిదాహురథాహుర్యత్ ఆహుర్యద్దిదాహురాహుర్యత్ సమానే సమానే యదాహురాహుర్యత్ సమానే యత్సమానే సమానే యద్యత్ సమానే ఏర్ధమాసే సమానే యద్యత్ సమానే ఏర్ధమాసే సమానే ఏర్ధమాసే ఏర్ధమాసే సమానే సమానే ఏర్ధమాసే స్యాతామర్ధమాసే సమానే సమానే ఏర్ధమాసే స్యాతామర్ధమాసే స్యాతామర్ధమాసే ఏర్ధమాసే స్యాతామన్యతరస్యాన్యతరస్య స్యాతామర్ధమాసే ఏర్ధమాసే స్యాతామన్యతరస్య అర్ధమాస ఇత్యర్ధమాసే స్యాతామన్యతరస్యాన్యతరస్య ఉత్తరస్మిన్నిత్యదోత్తరస్మిన్నోత్తరన్నానానోత్తరముత్తరన్నానైవైవనానోత్తరముత్తరన్నానైవ ఉత్తరమిత్యదోత్తరం నానైవైవనానానైవార్థమాసయోరర్థమాసయోరేవనానానైవార్థమాసయోహో ఏవార్థమాసయోరర్థమాసయోరేవైవార్థమాసయోర్భవతో భవతోర్థమాసయోరేవైవార్థమాసయోర్భవతః నానావీర్యేనానావీర్యే భవతో హవిష్మన్నిధనగో హవిష్మన్నిధనం భవతో హవిష్మన్నిధనం పూర్వం పూర్వకో హవిష్మన్నిధనం భవతో హవిష్మన్నిధనం పూర్వం హవిష్మన్నిధనం పూర్వం పూర్వకో హవిష్మన్నిధనగో హవిష్మన్నిధనం పూర్వం హవిష్మన్నిధనం హవిష్మదో నిధనం పూర్వమహరః పూర్వం పూర్వమహర్భవతి భవత్యః పూర్వం పూర్వమహర్భవతి ఉత్తరమిత్యదోతరం ప్రతిష్ఠిత్యావిప్రదేష్ఠితి ఆపో వైవా ఆపహా పోవా ఇదమిదం వా ఆపహా పోవా ఇదం వా ఇదమిదం వైవా ఇదమగ్రే గ్ర ఇదం వైవా ఇదమగ్రే ఇదమగ్రే గ్ర ఇదమిదమగ్రే సలిలకోసలిలమగ్ర ఇదమిదమగ్రే సలిలం అగ్రే సలిలకోసలిలమగ్రే గ్రే సలిలమాసీదాసీత్ సలిలం గ్రే గ్రే సలిలమాసీత్ సలిలమాసీదాసీత్ సలిలకోసలిలమాసీత్ తస్మిన్ ప్రజాపతిః ప్రజాపతిస్తస్మిన్ ఆసీత్తస్మిగ్గస్తస్మిన్నాసీదాసీత్తస్మిన్ ప్రజాపతిః ప్రజాపతిస్తస్మిగ్గస్తస్మిన్ ప్రజాపతిర్వాయుర్వాయుః ప్రజాపతిస్తస్మిగ్గస్తస్మిన్ ప్రజాపతిర్వాయుః ప్రజాపతిర్వాయుర్వాయుః ప్రజాపతిః ప్రజాపతిర్వాయుర్భూత్వా భూత్వా వాయుః ప్రజాపతిః ప్రజాపతిర్వాయుర్భూత్వా ప్రజాపతిర్ప్రజాపతిః వాయుర్భూత్వా భూత్వా వాయుర్వాయుర్భూత్వా చరదశరద్భూత్వా వాయుర్వాయుర్భూత్వా చరద్భూత్వా చరదశరద్భూత్వా భూత్వా చరత్ససో జనద్భూత్వా భూత్వా చరత్స అచరత్ససో జనదజరత్స ఇమామిమాంసో జనదజరత్స ఇమాం స ఇమామిమాంస ఇమామ పశ్యద పశ్యదిమాంస ఇమామ పశ్యద ఇమామ పశ్యద పశ్యదిమామిమామ పశ్యత్తాం దామ పశ్యదిమామిమామ పశ్యత్తాం అపశ్యత్తాం దామ పశ్యద పశ్యత్తాం వరాహో వరాహస్తామ పశ్యద పశ్యత్తాం వరాహ తాం వరాహో వరాహస్తాం తాం వరాహో భూత్వా భూత్వా వరాహస్తాం తాం వరాహో భూత్వా వరాహో భూత్వా భూత్వా వరాహో వరాహో భూత్వా హరద హరద భూత్వా వరాహో వరాహో భూత్వా హరద భూత్వా హరద హరద భూత్వా భూత్వా హరత్తాం తామ హరద భూత్వా భూత్వా హరత్తాం ఆహరద హరద హరత్తాం తామ హరద హరత్తాం హరత్తాం తామ హరద హరత్తాం విశ్వకర్మా విశ్వకర్మా తామ హరద హరత్తాం విశ్వకర్మా తాం విశ్వకర్మా విశ్వకర్మా తాం తాం విశ్వకర్మా భూత్వా భూత్వా విశ్వకర్మా తాం తాం విశ్వకర్మా భూత్వా విశ్వకర్మా భూత్వా భూత్వా విశ్వకర్మా విశ్వకర్మా భూత్వా విభూత్వా విశ్వకర్మా విశ్వకర్మా భూత్వా విశ్వకర్మేతి విశ్వకర్మా భూత్వా విభూత్వా భూత్వా వ్యమార్గమాద్విభూత్వా భూత్వా వ్యమార్గమాద్విమార్గ్సాధామాద్విమార్గ్సా ప్రథదా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా ప్రథదా సా పృథివిత్వం పృథివ్యై పృథివిత్వం పృథివిత్వం పృథివ్యై పృథివ్యై పృథివిత్వం తస్యాం తస్యాం పృథివిత్వం పృథివ్యై పృథివ్యై పృథివిత్వం తస్యాం పృథివిత్వం తస్యాం తస్యాం పృథివిత్వం పృథివిత్వం తస్యామిశ్రామ్యశ్రామ్యత్తస్యాం పృథివిత్వం పృథివిత్వం తస్యామిశ్రామ్యత్ పృథివిత్వమిది పృథివీత్వం తస్యామశ్రామ్యదశ్రామ్యత్తస్యామశ్రామ్యత్ ప్రజాపతి ప్రజాపతిరశ్రామ్యత్తస్యామశ్రామ్యత్ ప్రజాపతి అశ్రామ్యత్ ప్రజాపతి ప్రజాపతిరశ్రామ్యదశ్రామ్యత్ ప్రజాపతి సస ప్రజాపతిరశ్రామ్యదశ్రామ్యత్ ప్రజాపతి స ప్రజాపతి సస ప్రజాపతి ప్రజాపతి స దేవాన్ దేవాన్ స ప్రజాపతి ప్రజాపతి స దేవాని ప్రజాపతిరిద ప్రజాపతి స దేవాన్ దేవాన్ సస దేవాన సృజత సృజత దేవాన్ సస దేవాన సృజత దేవాన సృజత సృజత దేవాన్ దేవాన సృజత వసూన వసూన సృజత దేవాన్ దేవాన సృజత వసూన అసృజత వసూన వసూన సృజత సృజత వసూన్ రుద్రాన్ రుద్రాన్ వసూన సృజత సృజత వసూన్ రుద్రాన్ వసూన్ రుద్రాన్ రుద్రాన్ వసూన వసూన్ రుద్రానాదిత్యానాదిత్యాన్ రుద్రాన్ వసూన వసూన్ రుద్రానాదిత్యాన్ రుద్రానాదిత్యానాదిత్యాన్ రుద్రాన్ రుద్రానాదిత్యాన్తేత ఆదిత్యాన్ రుద్రాన్ రుద్రానాదిత్యాన్తే ఆదిత్యాన్తేత ఆదిత్యానాదిత్యాన్తే దేవా దేవాస్త ఆదిత్యానాదిత్యాన్తే దేవా తే దేవా దేవాస్తే తే దేవా ప్రజాపతిం ప్రజాపతిం దేవాస్తే తే దేవా ప్రజాపతిం దేవా ప్రజాపతిం ప్రజాపతిం దేవా దేవా ప్రజాపతిమబ్రువన్ అబ్రువన్ ప్రజాపతిం దేవా దేవా ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతిమబ్రువన్ అబ్రువన్ ప్రజాపతిం ప్రజాపతిమబ్రువన్ ప్రాబ్రువన్ ప్రజాపతిం ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతిమిది ప్రజాపతిం అబ్రువన్ ప్రాబ్రువన్ అబ్రువన్ ప్రజాయామహై ఆయామహై ప్రాబ్రువన్ అబ్రువన్ ప్రజాయామహై ప్రజాయామహే జాయామహై ప్రజాయామహ ఇదీను జాయామహై ప్రజాయామహ ఇది జాయామహ ఇదీను జాయామహై జాయామహ ఇది సస ఇది జాయామహే జాయామహ ఇది సహ ఇది సస ఇదీదు సో అబ్రవీద ప్రవేత్ స ఇదీదు సో అబ్రవీద సో అబ్రవీద ప్రవేత్ సో అబ్రవీద్యథాయథ అబ్రవీత్ సో అబ్రవీద్యథాయథ అబ్రవీద్రవీద్యథా అబ్రవీద ప్రవేద్యథాహం యథాహమహ్యథాయథాహ్యుష్మాన్ యుష్మానహమహ్యుష్మాగస్తమసాతమసాయుష్మానహమహ్యుష్మాగస్తమసాయుష్మానహమహ్యుష్మాగస్తమసా దృక్ష్యదృక్ష్యతమసాయుష్మానయుష్మాగస్తమసా దృక్ష్యే తపసా దృక్ష్యదృక్ష్యతమసాతమసా దృక్ష్యేమమేవమసృక్ష్యతమసాతమసా దృక్ష్యేమం అసృక్ష్యేవమేవమసృక్ష్యదృక్ష్యేవం తపసి తపస్యేవమసృక్ష్యేవం తపసి ఏం తపసి తపస్యేవమేవం తపసి ప్రజననం ప్రజననం తపస్యేవమేవం తపసి ప్రజననం తపసి ప్రజననం ప్రజననం తపసి తపసి ప్రజననమిచ్ఛధ్వమిచ్ఛధ్వం ప్రజననం తపసి తపసి ప్రజననమిచ్ఛధ్వం ప్రజననమిచ్ఛధ్వమిచ్ఛధ్వం ప్రజననం ప్రజననమిచ్ఛధ్వమితి ఇచ్ఛధ్వం ప్రజననం ప్రజననమిచ్ఛధ్వమితి ప్రజననమిది ప్రజననం ఇచ్ఛధ్వమితి ఇచ్ఛధ్వమిచ్ఛధ్వమితి దేభ్యస్తేభ్యైతి ఇచ్ఛధ్వమిచ్ఛధ్వమితి దేభ్య ేభ్యోగ్నిమగ్నిభ్యోగ్నిమగ్నిభ్యోగ్నిమాయతనమాయతనమగ్నిభ్యోగ్నిమాయతనం అగ్నిమాయతనమాయతనమగ్నిమగ్నిమాయతనం ప్రప్రాయతనమగ్నిమగ్నిమాయతనం ఆయతనం ప్రప్రాయతనమాయతనం ప్రాయచ్ఛదయచ్చత్రాయతనమాయతనం ప్రాయచ్ఛద ఆయుతనిత్యాయతనం ప్రాయచ్ఛదయచ్చత్రప్రాయచ్ఛదేతేనైతేనాయచ్చత్రప్రాయచ్ఛదేతేన అయచ్చేతేనైతేనాయచ్చేతేనాయతనేనాయతనేనైతేనాయచ్చేతేనాయతనేనాయతనేనాయతనేనైతేనైతేనాయతనేన శ్రామ్యన శ్రామ్యకాయతనేనైతేనైతేనాయతనేన శ్రామ్యత ఆయతనేన శ్రామ్యత శ్రామ్యకాయతనేనాయతనేన శ్రామ్యతేతీతి శ్రామ్యతాయతనేనాయతనేన శ్రామ్యతేతి ఆయతనేనేత్యాయతనేన శ్రామ్యతేతీతి శ్రామ్యత శ్రామ్యతేతితేతీతి శ్రామ్యత శ్రామ్యతేతితే ఆయుధనేనేత్యాయుధనేన అశ్రామ్యంతే శ్రామ్యన్న శ్రామ్యంతే సంవత్సరే సంవత్సరే తే శ్రామ్యన్న శ్రామ్యంతే సంవత్సరే తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సర ఏకామేకాగో సంవత్సరే తే సంవత్సర ఏకాం సంవత్సర ఏకామేకాగో సంవత్సరే సంవత్సర ఏకాంగాంగామేకాగో సంవత్సరే సంవత్సర ఏకాంగా సంవత్సర ఇది సంవత్సరే ఏకాంగాంగామేకామేకాంగామ సృజంత సృజంత కామేకామేకాంగామ సృజంత గామ సృజంత సృజంతకాంగామ సృజంతతాంతామ సృజంతకాంగామ సృజంతతా సృజంతతాంతామ సృజంత సృజంతతాం వసుభ్యోవసుభ్యస్తామ సృజంత సృజంతతాం వసుభ్య తాం వసుభ్యోవసుభ్యస్తాంతాం వసుభ్యో రుద్రేభ్యో రుద్రేభ్యో వసుభ్యస్తాంతాం వసుభ్యో రుద్రేభ్య వసుభ్యో రుద్రేభ్యో రుద్రేభ్యో వసుభ్యో వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యో రుద్రేభ్యో వసుభ్యో వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య వసుభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యో రుద్రేభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రప్రాదిత్యేభ్యో రుద్రేభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రప్రాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాయచ్ఛన్నేభ్య ఆదిత్యేభ్య ప్రాయచ్ఛన్న ప్రాయచ్ఛన్నయచ్చంద్ర ప్రాయచ్ఛన్నేతామేతామయచ్చంద్ర ప్రాయచ్ఛన్నేతామయచ్ఛన్నయచ్చన్నేతాగోరక్షద్ధగోరక్షద్ధమేతామయచ్ఛన్నయచ్ఛన్నేతాగోరక్షద్ధం ఏదాగోరక్షద్ధగోరక్షద్ధమేతామేతాగోరక్షద్ధమిదీతరక్షద్ధమేతామేతాగోరక్షద్ధమిది రక్షద్ధగోరక్షద్ధమిదితాంతామితరక్షద్ధగోరక్షద్ధమిదితాంతామితేతాం వసవో వసవస్థామిదేతాం వసః తాం వసవో వసవస్థాంతాం వసవోరుద్రా రుద్రావసవస్థాంతాం వసవోరుద్రా వసవోరుద్రా రుద్రావసవో వసవోరుద్రా ఆదిత్యా ఆదిత్యా రుద్రావసవో వసవోరుద్రా ఆదిత్యా రుద్రా ఆదిత్యా రుద్రా ఆదిత్యా అరక్షంతా రక్షంతా ఆదిత్యా రుక్షంతా రక్షంతా ఆదిత్యా అరక్షంతా సా రక్షంతా సా రక్షంతా రక్షంతా సా వసుభ్యో వసుభ్యస్తా రక్షంతా రక్షంతా సా వసుభ్య సా వసుభ్యో వసుభ్యస్తా సా వసుభ్యో రుద్రేభ్యో రుద్రేభ్యో వసుభ్యస్తా సా వసుభ్యో రుద్రేభ్య వసుభ్యో రుద్రేభ్యో వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య వసుభ్యో రుద్రేభ్యో వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రప్రాదిత్యేభ్యో రుద్రేభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రప్రాదిత్యేభ్యో రుద్రేభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రాజాయత ప్రాజాయత ప్రాజాయత్రీణి జాయత ప్రాజాయత్రీణి అజాయత్రీణి త్రీణి జాయత జాయత్రీణి చ త్రీణి జాయత జాయత్రీణి చ త్రీణి చ త్రీణి త్రీణి శతాని శతాని చ త్రీణి త్రీణి శతాని శతాని శతాని త్రయస్త్రికోశతం త్రయస్త్రికోశతకోశతాని శతాని త్రయస్త్రికోశతం శతాయత్రయస్త్రిగోషతంత్రయస్త్రిగోషతకోషతాని శతాయత్రయస్త్రిగోషతంచత్రయస్త్రిగోషతకోషతాని శతాయత్రయస్త్రిగోషతంచ త్రయస్త్రిగోషతంత్రయస్త్రిగోషతంత్రయస్త్రిగోషతంచాథాథత్రయస్త్రిగోషతంత్రయస్త్రిగోషతంచాథాథత్రయస్త్రిగోషతంత్రయస్త్రిగోషతంచాథాథ సహస్రదమ్యభవన్ ప్రజాపతి అగ్నిష్టోమేనేత్యగ్నిస్తోమేన అజయంతత్తదజయన్నజయంతచ్చ అజయంతత్తదజయన్నజయంతచ్చ రాత్రేణ ఆదిత్యానయాదయదయాదయరాదిత్యానయాదయత్తేయాదయరాదిత్యానయాదయత్తేయాదయత్తేయాదయరాదిత్యానయాదయత్తేయాదయత్తేయాదయరాదిత్యానయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయాదయత్తేయా అంతరిక్షమంతరిక్షం ద్రుద్రాస్తస్మాద్యవైర్యతస్మాద్ద్రుద్రా యవైర్యతేతి అవైర్యత తస్మాద్రుద్రాద్రుద్రాస్తస్మాద్రుద్రాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతు తస్మాదాహురాహుస్తస్మాద్ధీతస్మాదాహురాహుస్తస్మాద్ధీతస్మాదాహు తస్మాదాహురాహుస్తస్మాత్తస్మాదాహుశిథిలకుంశిథిలమాహుస్తస్మాత్తస్మాదాహుశిథిలం ఆహుశిథిలకుంశిథిలమాహురాహుశిథిలం వై వైశిథిలమాహురాహుశిథిలం వై శిథిలం వై వైశిథిలకుంశిథిలం వై మధ్యమం మధ్యమం వైశిథిలకుంశిథిలం వై మధ్యమం వైమధ్యమం మధ్యమం వై వై మధ్యమహరహర్మధ్యమం వై వై మధ్యమహ మధ్యమహరహర్మధ్యమం మధ్యమహస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాహర్మధ్యమం మధ్యమహస్త్రిరాత్రస్య అహస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాహరహస్త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్యాహరహస్త్రిరాత్రస్య వి త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్య త్రిరాత్రస్య విహి వివిత్రిరాత్రస్య త్రిరాత్రస్య విహి త్రిరాత్రస్యేది త్రిరాత్రస్య విహి వివిహి దత్తద్ధి వివిహి తత్ ఇదత్తద్ధేతదవైర్యతవైర్యతద్ధేతదవైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైష్టభంద్రైష్టభమిత్యవైర్యతవైర్యతైర్యతైష్టభం అవైర్యతేత్యవ ఐర్యత ఇదత్రైష్టభంద్రైష్టభమిత్యవైర్యతైష్టభం మధ్యమస్య మధ్యమస్య త్రైష్టభమిత్యైష్టభం మధ్యమస్య త్రైష్టభం మధ్యమస్య మధ్యమస్య త్రైష్టభం ద్రైష్టభం మధ్యమస్యాన్ధోన్ధో మధ్యమస్య త్రైష్టభం ద్రైష్టభం మధ్యమస్యాన్ధ మధ్యమస్యాన్ధోన్ధో మధ్యమస్య మధ్యమస్యాన్ధ ఆజ్యమాజ్యమన్ధో మధ్యమస్య మధ్యమస్యాన్ధ ఆజ్యం అన్ధ ఆజ్యమాజ్యమన్ధో అన్ధ ఆజ్యం భవతి భవత్యాజ్యమన్ధో అన్ధ ఆజ్యం భవతి ఆజ్యం భవతి భవత్యాజ్యమాజ్యం భవతి సంయానాని సంయానాని భవత్యాజ్యమాజ్యం భవతి సంయానాని సంయానాని భవతి సంయానాని సూక్తాని శృంసతి శృంసతి సూక్తాని సంయానాని సంయానాని సూక్తాని శృంసతి శృంసతి సూక్తాని సంయానాని సంయానాని సూక్తాని శృంసతి సంయానాని విధం జానాని సూక్తాని శృంసతి శృంసతి సూక్తాని సూక్తాని శృంసతి షోడశ శృంసతి సూక్తాని సూక్తాని శృంసతి షోడశం శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ శృంసతి షోడశ భావాయ ధృత్యా అన్నా ధృత్యా అశుతరం భావాయ ధృత్యా అశుతరం భావాయ అశుతరం భావాయ ధృత్యే ధృత్యా అశుతరం భావాయ తస్మాత్తస్మాదశుతరం భావాయ ధృత్యే ధృత్యా అశుతరం భావాయ తస్మాద్ అశుతరం భావాయ తస్మాత్తస్మాదశుతరం భావాయాశుతరం భావాయ తస్మాత్రరాత్రస్య త్రిరాత్రస్య తస్మాదశుతరం భావాయాశుతరం భావాయ తస్మాత్రరాత్రస్య అశుతరం భావాయేత్యశుతరం భావాయ తస్మాత్రరాత్రస్య త్రిరాత్రస్య తస్మాత్తస్మాత్రరాత్రస్యాగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రిరాత్రస్య తస్మాత్తస్మాత్రరాత్రస్యాగ్నిష్టోమః త్రిరాత్రస్యాగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాగ్నిష్టోమ ఏవైవాగ్నిష్టోమస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాగ్నిష్టోమ ఏవ త్రిరాత్రస్యేది త్రిరాత్రస్య అగ్నిష్టోమ ఏవైవాగ్నిష్టోమోగ్నిష్టోమ ఏవ ప్రథమం ప్రథమమేవాగ్నిష్టోమోగ్నిష్టోమ ఏవ ప్రథమం అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమః ఏవ ప్రథమం ప్రథమమేవైవ ప్రథమమహరః ప్రథమమేవైవ ప్రథమమహరః ప్రథమహరః ప్రథమం ప్రథమమహ స్యాత్ స్యాదః ప్రథమం ప్రథమమహ స్యాత్ మహ స్యాత్ స్యాదహరః స్యాదథాథ స్యాదహరః స్యాదథ స్యాదథాథ స్యాత్ స్యాదథోక్ష ఉక్ష్యోథ స్యాత్ స్యాదథోక్ష అథోక్ష ఉక్ష్యోథాథోక్ష్యోథాథోక్ష్యోథాథోక్ష్యోథ ఉక్ష్యోథాథోక్ష ఉక్ష్యోథాతిరాత్రోతిరాత్రోథోక్ష ఉక్ష్యోథాతిరాత్ర అథాతి రాత్రోతి రాత్రోథాథాతి రాత్ర ఏషామేషామతి రాత్రోథాథాతి రాత్ర ఏషాం అతిరాత్ర ఏషామేషామతిరాత్రోతిరాత్ర ఏషాం లోకానాం లోకానామేషామతిరాత్రోతిరాత్ర ఏషాం లోకానాం అతిరాత్ర ఇత్యతిరాత్ర ఏషాం లోకానాం లోకానామేషామేషాం లోకానాం విధృతి విధృతి లోకానామేషామేషాం లోకానాం విధృతి లోకానాం విధృతి విధృతి లోకానాం లోకానాం విధృతి త్రీణి త్రీణి త్రీణి త్రీణి విధృతి లోకానాం లోకానాం విధృతి త్రీణి త్రీ విధృతి త్రీణి త్రీణి త్రీణి త్రీణి విధృతి విధృతి త్రీణి త్రీణి శుధాని శుధాని త్రీణి త్రీణి విధృతి విధృతి త్రీణి త్రీణి శుధాని విధృత్యా ఇది విధృతి త్రీణి త్రీణి శుధాని శుధాని త్రీణి త్రీణి త్రీణి త్రీణి శుధాన్యరోచీనాహమలోచీనాహం శుధాని త్రీణి త్రీణి త్రీణి త్రీణి శుధాన్యరోచీనాహం త్రీణి త్రీణి త్రీణి త్రీణి శతాన్యరోచీనాహమలోచీనాహకో శతాని శతాన్యరోచీనాహమవ్యవచ్ఛిన్నాన్యవ్యవచ్ఛిన్నాన్యరోచీనాహకో శతాని శతాన్యరోచీనాహమవ్యవచ్ఛిన్నాని అనోచీనాహమవ్యవచ్ఛిన్నాన్యవ్యవచ్ఛిన్నాన్యరోచీనాహమనోచీనాహమవ్యవచ్ఛిన్నాన్ దాది దాత్యవచ్ఛిన్నాన్యరోచీనాహమనోచీనాహమవ్యవచ్ఛిన్నాన్ దాది అనోచీనాహమిత్యనోచీనా అహం అవ్యవచ్ఛిన్నాన్ దాతి దాత్యవ్యవచ్ఛిన్నాన్యవ్యవచ్ఛిన్నాన్ దాత్యేషామేషాన్ దాత్యవ్యవచ్ఛిన్నాన్యవ్యవచ్ఛిన్నాన్ దాత్యేషాం అవ్యవచ్ఛిన్నానీత్యవి అవచ్ఛిన్నాని దాత్యేషామేషాన్ దాతి దాత్యేషాం లోకానాం లోకానామేషాన్ దాతి దాత్యేషాం లోకానాం ఏషాం లోకానాం లోకానామేషామేషాన్ లోకానామన్వను లోకానామేషామేషాన్ లోకానామను లోకానామన్వను లోకానాం లోకానామను సంతత్తి సంతత్యా అనులోకానాం లోకానామను సంతత్తి అనుసంతత్తి సంతత్యా అన్వను సంతత్తి దశకం దశతకో సంతత్యా అన్వను సంతత్తి దశకం సంతత్యే దశకం దశతకో సంతత్యే సంతత్యే దశతన్న దశతకో సంతత్యే సంతత్యే దశతన్న సంతత్యా ఇది సంతత్యి దశతన్న దశతం దశతన్న వివిన దశతం దశతన్నవి విచ్ఛిన్యాద్విరాజం విరాజం ఛిన్యాద్విరాజం ఛిన్యాద్విరాజం విరాజం ఛిన్యాద్విరాజన్నన విరాజం ఛిన్యాద్విరాజన్న విరాజన్నన విరాజం విరాజన్నేదిన్న విరాజం విరాజన్నేద్ విరాజమిది విరాజం నేదిన్న నేద్విచ్ఛినదాని విచ్ఛినదానీన్న నేద్విచ్ఛినదాని యద్విచ్ఛినదాని విచ్ఛినదానీదిద్విచ్ఛినదానీదీది విచ్ఛినదానీదిద్విచ్ఛినదానీది విచ్ఛినదానీదీది విచ్ఛినదాని విచ్ఛినదానీత్యథా చేతి విచ్ఛినదాని విచ్ఛినదానీత్యథా విచ్ఛినదానీతి విచ్ఛినదాని ఇత్యథాథేతీత్యథయాథేతీత్యథయా అథయాథాథయా సహస్రతమే సహస్రతమే యాథాథయా సహస్రతమే యా సహస్రతమే సహస్రతమే యా సహస్రతమ్యాసీదాసీత్ సహస్రతమే సహస్రతమ్యాసీత్ సహస్రతమ్యాసీదాసీత్ సహస్రతమే సహస్రతమ్యాసీత్ తస్యాంతస్యామాసీత్ సహస్రతమే సహస్రతమ్యాసీత్ తస్యా సహస్రతమేతి సహస్రతమే ఆసీత్ తస్యాంతస్యామాసీదాసీత్ తస్యామింద్ర ఇంద్రస్తస్యామాసీదాసీత్ తస్యామింద్ర తస్యామింద్ర ఇంద్రస్తస్యాంతస్యామింద్రశ్చేంద్రస్తస్యాంతస్యామింద్రశ్చ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ విష్ణుర్విష్ణశ్చేంద్ర ఇంద్రశ్చ విష్ణు విష్ణుర్విష్ణశ్చ విష్ణశ్చ విష్ణశ్చ విష్ణశ్చ విష్ణుశ్చ విష్ణుర్విష్ణశ్చ వ్యాయచ్ఛేదాం వ్యాయచ్ఛేదాం చ విష్ణుర్విష్ణశ్చ వ్యాయచ్ఛేదాం చ వ్యాయచ్ఛేదాం వ్యాయచ్ఛేదాం చ వ్యాయచ్ఛేదాగ్మస స వ్యాయచ్ఛేదాం చ వ్యాయచ్ఛేదాగ్మస వ్యాయచ్ఛేదాగ్మస స వ్యాయచ్ఛేదాం వ్యాయచ్ఛేదాగ్మస ఇంద్ర ఇంద్రస్త వ్యాయచ్ఛేదాం వ్యాయచ్ఛేదాగ్మస ఇంద్ర వ్యాయచ్ఛేదామితి ఆయచ్ఛేదాం సైంద్ర ఇంద్రస్త సైంద్రామన్యతామన్యతేంద్రస్త సైంద్రామన్యత ఇంద్రామన్యతామన్యతేంద్ర ఇంద్రామన్యతానయానయా మన్యతేంద్ర ఇంద్రామన్యతానయా అమన్యతామయానయా మన్యతామన్యతానయా వై వా అనయా మన్యతామన్యతానయా వై అనయా వై వా అనయానయా వా ఇదమిదం వా అనయానయా వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం విష్ణుర్విష్ణురిదం వై వా ఇదం విష్ణు ఇదం విష్ణుర్విష్ణురిదమిదం విష్ణు సహస్రకం సహస్రం విష్ణురిదమిదం విష్ణు సహస్రం విష్ణు సహస్రకం సహస్రం విష్ణుర్విష్ణు సహస్రం వర్ష్యదే వర్ష్యదే సహస్రం విష్ణుర్విష్ణు సహస్రం వర్ష్యదే సహస్రం వర్ష్యదే వర్ష్యదే సహస్రకం సహస్రం వర్ష్యత ఇది వర్ష్యదే సహస్రకం సహస్రం వర్ష్యత ఇది వర్ష్యత ఇది వర్ష్యదే వర్ష్యత ఇది తస్యాం తస్యామితి వర్ష్యదే వర్ష్యత ఇది తస్యాం ఇదిరస్యాంతస్యామిదీ తస్యామకల్పేదామకల్పేదాంతస్యామిదీ తస్యామకల్పేదాం తస్యామకల్పేతామకల్పేతాందస్యాందస్యామకల్పేతాన్ విభాగే ద్విభాగే కల్పేతాందస్యాందస్యామకల్పేతాన్ విభాగే అకల్పేతాన్ విభాగే ద్విభాగే కల్పేతామకల్పేతాన్ విభాగ ఇంద్ర ఇంద్రోద్విభాగే కల్పేతామకల్పేతాన్ విభాగ ఇంద్ర విభాగ ఇంద్ర ఇంద్రోద్విభాగే ద్విభాగ ఇంద్రస్తృతీయే తృతీయ ఇంద్రోద్విభాగే ద్విభాగ ఇంద్రస్తృతీయే విభాగ ద్విభాగే ఇంద్రస్తృతీయే తృతీయ ఇంద్ర ఇంద్రస్తృతీయే విష్ణుర్విష్ణుస్తృతీయ ఇంద్ర ఇంద్రస్తృతీయే విష్ణు తృతీయే విష్ణుర్విష్ణుస్తృతీయే తృతీయే విష్ణుస్తద్విష్ణుస్తృతీయే తృతీయే విష్ణుస్తద్ విష్ణుస్తద్విష్ణుర్విష్ణుస్తద్వై వై తద్విష్ణుర్విష్ణుస్తద్వై తద్వై వై తద్వా ఏషైషా వై తద్వా ఏషా వా ఏషైషా వై వా ఏషాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఏషా వై వా ఏషాభ్యనోచ్యతే ఏషాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఏషైషాభ్యనోచ్యత ఉభోభాభ్యనోచ్యత ఏషైషాభ్యనోచ్యత ఉభా అభ్యనోచ్యత ఉభోభాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఉభాదిద్యతుర్దిద్యతుర్భాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఉభాదిద్యతుర్అభ్యనోచ్యత ఇత్యభి అనోచ్యతే ఉభాదిద్యతుర్దిద్యతుర్భోభాదిద్యతుర్దిద్యతుర్భోభాదిద్యతురిది దిగ్యథర్జ్ఞథర్జితాన్ వై వైతామితీతాం వై తాం వై వైతాన్ వా ఏతామేతాం వైతాంతాం వా ఏతాం వా ఏతామేతాం వై వా ఏతామచ్చావాకోచ్చావాక ఏతాం వై వా ఏతామచ్చావాక ఏతామచ్చావాకోచ్చావాక ఏతామేతామచ్చావాక ఏ వై వాచ్చావాక ఏతామేతామచ్చావాక ఏవ అచ్చావాక ఏవైవాచ్చావాకోచ్చావాక ఏవ శకుంసతి శకుంసత్యేవాచ్చావాకోచ్చావాక ఏవ శకుంసతి ఏవ శకుంసతి శకుంసత్యేవైవ శకుంసత్యథాథ శకుంసత్యేవైవ శకుంసత్యథ శకుంసత్యథాథ శకుంసతి శకుంసత్యథయా యాథ శకుంసతి శకుంసత్యథయా అథయా యాథాథయా సహస్రతమీ సహస్రతమీ యాథాథయా సహస్రతమీ యా సహస్రతమీ సహస్రతమీ యా సహస్రతమీ సా సహస్రతమీ యా సహస్రతమీ సా సహస్రతమే సా సహస్రతమే సహస్రతమే సా హోత్రే హోత్రే సా సహస్రతమే సహస్రతమే సా హోత్రే సహస్రతమీ సహస్రాతమీ సా హోత్రే హోత్రే సా హోత్రే దేయా దేయా హోత్రే సా హోత్రే దేయా హోత్రే దేయా దేయా హోత్రే హోత్రే దేయేతి దేయా హోత్రే హోత్రే దేయేతి దేయేతి దేయా దేయేతి హోతారకం హోతారమితి దేయా దేయేతి హోతారం ఇది హోతారకం హోతారమిది హోతారం వై వై హోతారమిది హోతారం వై హోతారం వై వై హోతారకం హోతారం వా అభ్యదరిచ్యతేదరిచ్యతే వై హోతారకం హోతారం వా అభ్యదరిచ్యతే వా అభ్యదరిచ్యతే అభ్యదరిచ్యతే వై వా అభ్యదరిచ్యతే యద్యదభ్యదరిచ్యతే వై వా అభ్యదరిచ్యతే యద్ అభ్యదరిచ్యతే యద్యదభ్యదరిచ్యతే అభ్యదరిచ్యతే యదదరిచ్యతే దరిచ్యతే యదభ్యదరిచ్యతే అభ్యదరిచ్యతే యదదరిచ్యతే అభ్యదరిచ్యత ఇత్యభి అదరిచ్యతే యదరిచ్యతే ధరిచ్యతే యద్యదరిచ్యతే హోదా హోదా ధరిచ్యతే యద్యదరిచ్యతే హోదా అదరిచ్యతే హోదా హోదా ధరిచ్యతే ధరిచ్యతే హోదానా ఆప్తస్యానా ఆప్తస్య హోదా ధరిచ్యతే ధరిచ్యతే హోదానా ఆప్తస్య అధిరిచ్యత ఇత్యలీరిచ్యతే హోదానా ఆప్తస్యానా ఆప్తస్య హోదా హోదానా ఆప్తస్యాపయితాపయితానా ఆప్తస్య హోదా హోదానా ఆప్తస్యాపయిత ఆప్తస్యాపయితాపయితానా ఆప్తస్యానా ఆప్తస్యాపయితాథాపయితానా ఆప్తస్యానా ఆప్తస్యాపయితాథ ఆపయితాథాథాపయితాపయితాథ హురాహురథాపయితాపయితాథాహు అథాహురాహురథాథాహురున్నేత్ర ఉన్నేత్ర ఆహురథాథాహురున్నేత్రే ఆహురున్నేత్ర ఉన్నేత్ర ఆహురాహురున్నేత్రే దేయా దేయోర్నేత్ర ఆహురాహురున్నేత్రే దేయా ఉన్నేత్రే దేయాదేయోర్నేత్ర ఉన్నేత్రే దేయేతి దేయోర్నేత్ర ఉన్నేత్రే దేయేతి ఉన్నేత్ర ఇత్యుదో నేత్రే దేయేతి దేయాదేయేత్యతిరిక్తాతిరిక్తేతి దేయాదేయేత్యతిరిక్తా ఇత్యతిరిక్తాతిరిక్తేదీత్యతిరిక్తా వై వా అతిరిక్తేదీత్యతిరిక్తా వై అతిరిక్తా వై వా అతిరిక్తాతిరిక్తా వా ఏషైషా వా అతిరిక్తాతిరిక్తా వా ఏషా అతిరిక్తేదీరిక్తా వా ఏషైషా వై వా ఏషా సహస్రస్య సహస్రస్యైషా వై వా ఏషా సహస్రస్య ఏషా సహస్రస్య సహస్రస్యైషా సహస్రస్యాతిరిక్తోతిరిక్త సహస్రస్యైషా సహస్రస్యాతిరిక్త సహస్రస్యాతిరిక్తోతిరిక్త సహస్రస్య సహస్రస్యాతిరిక్త ఉన్నేతోన్నేతాతిరిక్త సహస్రస్య సహస్రస్యాతిరిక్త ఉన్నేత అతిరిక్త ఉన్నేతోన్నేతాతిరిక్తోతిరిక్త ఉన్నేతృజ మృత్యుజ ఉన్నేతాతిరిక్తోతిరిక్త ఉన్నేతృజ అతిరిక్త ఇత్యతి రిక్త ఉన్నేతృజ మృత్యుజ ఉన్నేతోన్నేతృజామృజ ఉన్నేతోన్నేతృజామథ ఉన్నేతేత్యుత అర్త్విజామథ సత్విజ మృత్యుజామథ హురాహుర సత్విజ మృత్యుజామథాహు ఆహురాహురథాథాహురదాగృత్యోదాగృత్యాహురాహురదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యోదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాదాగృత్యాసాద ఆవద్బ్రహ్మణే బ్రహ్మణ ఆహురావద్బ్రహ్మణే చిదబ్రహ్మణ ఆహురావద్బ్రహ్మణే చ బ్రహ్మణే చిదబ్రహ్మణే బ్రహ్మణే చాగ్నిధేగ్నిధే బ్రహ్మణే బ్రహ్మణే చాగ్నిధే చాగ్నిధేగ్నిభాగం బ్రహ్మణే బ్రహ్మణే ద్విభాగమితి ద్విభాగం బ్రహ్మణే విభాగం బ్రహ్మణే బ్రహ్మణే ద్విభాగం ద్విభాగం బ్రహ్మణే తృతీయం తృతీయం బ్రహ్మణే ద్విభాగం ద్విభాగం బ్రహ్మణే తృతీయం భాగం బ్రహ్మణే తృతీయం తృతీయం బ్రహ్మణే బ్రహ్మణే తృతీయమగ్నిధేగ్నిధే తృతీయం బ్రహ్మణే బ్రహ్మణే తృతీయమగ్నిధే తృతీయమగ్నిధేగ్నిధే తృతీయం తృతీయమగ్నిధ ఐంద్ర ఐంద్రోగ్నిధే తృతీయం తృతీయమగ్నిధ ఐంద్ర అగ్నిధ ఐంద్ర ఐంద్రోగ్నిధేగ్నిధ ఐంద్రో వై వా ఐంద్రోగ్నిధేగ్నిధ ఐంద్రో వై అగ్నిధరిత్యగ్నిధే ఐంద్రో వై వా ఐంద్ర ఐంద్రో వై బ్రహ్మా బ్రహ్మా వా ఐంద్ర ఐంద్రో వై బ్రహ్మా వై బ్రహ్మా బ్రహ్మా వై వై బ్రహ్మా వై ఈష్ణవో వై ఈష్ణవో బ్రహ్మా వై వై బ్రహ్మా వై ఈష్ణవ బ్రహ్మా వై ఈష్ణవో వై ఈష్ణవో బ్రహ్మా బ్రహ్మా వై ఈష్ణవో అగ్నిరగ్నిద్ వై ఈష్ణవో బ్రహ్మా బ్రహ్మా వై ఈష్ణవో అగ్నిరద్ వైష్ణవో అగ్నిరగ్నిద్ వై ఈష్ణవో వై ఈష్ణవో అగ్నిద్యథాయథాగ్నిద్ వై ఈష్ణవో వై ఈష్ణవో అగ్నిద్యథా అగ్నిద్యథాయథాగ్నిరగ్నిద్యథైవైవయథాగ్నిరగ్నిద్యథైవ యథైవైవయథాయథైవతౌ తావేవయథాయథైవతౌ ఏవతౌ తావేవైవ తామకల్పేతామకల్పేతాంతామేవైవ తామకల్పేతాం తామకల్పేతామకల్పేతాంతౌ తామకల్పేతామితీత్యకల్పేతాంతౌ తామకల్పేతామితి అకల్పేతామితీత్యకల్పేతామకల్పేతామిత్యథాచేత్యకల్పేతామకల్పేతామిత్యథాయిత్యథాహురాహురథేదీత్యథాహు అథాహురాహురథాథాహుర్యాయాహురథాథాహుర్యాహుర్యాహురాహుర్యా కళ్యాణీ కళ్యాణీ యాహురాహుర్యా కళ్యాణీ యా కళ్యాణీ కళ్యాణీ యా కళ్యాణీ బహురూపా బహురూపా కళ్యాణీ యా కళ్యాణీ బహురూపా కళ్యాణీ బహురూపా బహురూపా కళ్యాణీ కళ్యాణీ బహురూపా సా సా బహురూపా కళ్యాణీ కళ్యాణీ బహురూపా సా బహురూపా సా సా బహురూపా బహురూపా సా దేయా దేయా సా బహురూపా బహురూపా సా దేయా బహురూపేతి బహురూపా సా దేయా దేయా సా సా దేయేతి దేయా సా సా దేయేతి ేయేతిథాధేతిథాహురాహురథేతిథాహురాహురథాహుర్యాహురథాహుర్యాహుర్యాహురాహుర్యాద్విరూపాద్విరూపాయాహురాహుర్యాద్విరూపా

అబ్రూతామబ్రూతామితి ్రూతామబ్రూతామిత్యబ్రూతాకుంససో బ్రూతామిత్యబ్రూతాకుంస అబ్రూతాకుంససో బ్రూతామబ్రూతాకుంసయమోయమస్సో బ్రూతామబ్రూతాకుంసయమ సయమోయమస్సు సయమ ఏకస్యామేకస్యామస్సుయమేకస్యామేకస్యామోయమేకస్యాం వీర్యం వీర్యమేకస్యామోయమేకస్యాం వీర్యం ఏకస్యాం వీర్యం వీర్యమేకస్యామేకస్యాం వీర్యం పరిపరి వీర్యమేకస్యామేకస్యాం వీర్యం పరి వీర్యం పరిపరి వీర్యం వీర్యం పర్యవశ్యత పశ్యత్పరి వీర్యం వీర్యం పర్యవశ్యత పర్యవశ్యత పశ్యత్పరి పర్యవశ్యదియమియమపశ్యత్పరి పర్యవశ్యదియం అపశ్యదియమియమపశ్యత పశ్యదియం వై వా ఇయమపశ్యత పశ్యదియం వై ఇయం వై వా ఇయమియం వా అస్యాస్య వా ఇయమియం వా అస్య వా అస్యాస్య వై వా అస్య సహస్రస్య సహస్రస్యాస్య వై వా అస్య సహస్రస్య అస్య సహస్రస్య సహస్రస్యాస్యాస్య సహస్రస్య వీర్యం వీర్యగో సహస్రస్యాస్యాస్య సహస్రస్య వీర్యం సహస్రస్య వీర్యం వీర్యగో సహస్రస్య సహస్రస్య వీర్యం విభర్తి విభర్తి వీర్యగో సహస్రస్య సహస్రస్య వీర్యం విభర్తి వీర్యం విభర్తి విభర్తి వీర్యం విభర్తి దీది విభర్తి వీర్యం విభర్తీది విభర్తీతి విభర్తి విభర్తీతి తౌ తావితి విభర్తి విభర్తీతి తౌ ఇది తౌ తావితీత తావ ప్రవీద ప్రవీత్ తావితీత తావ ప్రవీద తావ ప్రవీద ప్రవేత్ తౌ తావ ప్రవీధియమయమ ప్రవేత్ తౌ తావ ప్రవీధియం అబ్రవీధియమయమ ప్రవీద ప్రవీధియం మమేయమ ప్రవీద ప్రవీధియం మమ ఇయమ్ మమేయమియం మమాస్త్రస్తు మమేయమియం మమాస్తు మమాస్త్రస్తు మమమాస్త్రేతదేతదస్తు మమమాస్త్రేతద అస్వేతేతదస్వస్వేతద్యవయోర్యవయోరేతదస్వస్వేతద్యవయోర్యవయోరేతదేతద్యవయోరితి యువయోరితేతయవయోర్యవయోరితదౌతావితి యవయోర్యవయోరితదౌ ఇతదౌతావితి తదావ ప్రోదామ ప్రోదాంతావితి తదావ ప్రోదాం తావ ప్రోదామ ప్రోదాంతౌతావ ప్రోదాకుం సర్వే సర్వే ప్రోదాంతౌతావ ప్రోదాకుం సర్వే అబ్రూతాకుంసర్వేసర్వేభ్రూతామబ్రూతాకుంసర్వేవైవైసర్వేభ్రూతామబ్రూతాకుంసర్వేవై సర్వేవైవైసర్వేసర్వేవా ఏతదేతద్వై సర్వేసర్వేవా ఏతదేతద్వైవా ఏతదేతస్యామేతస్యామేతద్వైవా ఏతదేతస్యా ఏతస్యా అం వీర్యం వీర్యమేతస్యామేతస్యా అం వీర్యం పరిపరి వీర్యమేతస్యామేతస్యా అం వీర్యం పరిపరి వీర్యం వీర్యం పరిపశ్యామః పశ్యామః పరిపరి వీర్యం వీర్యం పరిపశ్యామః పరిపశ్యామః పరిపరి పశ్యామోగుంశమగుంశం పశ్యామః పరిపరి పశ్యామోగుంశం పశ్యామోగుంశమగుంశం పశ్యామః పశ్యామోగుంశమాగుంశమగుంశమా అగుంశమాగుంశమగుంశమాహరామహైహరామహ ఆగుంశమగుంశమాహరామహై ఆహరామహైహరామహ ఆహరామహ ఇది హరామహ ఇది హరామహ ఇది హరామహ ఇది హరామహై హరామహ ఇది తస్యాం తస్యామితి హరామహై హరామహ ఇది తస్యాం ఇది కర్త్యాం తస్యామితి తస్యామగుంశమగుంశం తస్యామితి కర్త్యామగుంశం తస్యామగుంశమగుంశం తస్యామగుంశమగుంశమాగుంశమాగుంశమాహరంతా హరంతాహరంతాగుంశమగుంశమాహరంతాహరంతాహరంతాహరంతతాంతామహరంతాహరంతతాంతామహరంతాహరంతతామప్సప్సదామహరంతాహరంతతామప్సు తామప్సప్సదాంతామప్సుప్రప్రాప్సదాంతామప్సుప్రా అప్సుప్రప్రాప్సప్సుప్రావేశయన్నవేశయన్ప్రాప్సప్సుప్రావేశయన్ సోమాయ సోమాయావేశయన్ప్రప్రావేశయన్ సోమాయ అవేశయన్ సోమాయ సోమాయావేశయన్నవేశయన్ సోమాయోదేహి సోమాయోదేహి సోమాయ సోమాయోదేహి దీక్షుదేహి సోమాయ సోమాయోదేహి దీక్షుదేహి సా సేత్యుదేహి సా ఉదేహి చ్యుదేహి ఇది సా సేతి సా రోహిణి రోహిణి సేతి సా రోహిణి సా రోహిణి రోహిణి సా రోహిణి పింగళా పింగళా రోహిణి సా రోహిణి పింగళా రోహిణీ పింగళా పింగళా రోహిణీ రోహిణీ పింగళైకహాయన్యకహాయనీ పింగళా రోహిణీ రోహిణీ పింగళైకహాయనీ పింగళైకహాయన్యకహాయనీ పింగళా పింగళైకహాయనీ రూపకం రూపమేకహాయనీ పింగళా పింగళైకహాయనీ రూపం ఏకహాయనీ రూపకం రూపమేకహాయన్యకహాయనీ రూపం కృత్వా కృత్వా రూపమేకహాయన్యకహాయనీ రూపం కృత్వా ఏకహాయనీత్యేకాహాయనీ రూపం కృత్వా కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమోషదా కృత్వా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా కృత్వా కృత్వా త్రయస్త్రిమోషదా చత్రయస్త్రిమోషదా కృత్వా కృత్వా త్రయస్త్రిమోషదా చ త్రయస్త్రిమోషదా చత్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా చత్రిభిస్త్రిభిశ్చ త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా చత్రిభిః త్రయస్త్రిమోషదే చత్రయః త్రిమోషదా చత్రిభిస్త్రిభిశ్చ చత్రిభిశ్చ చత్రిభిశ్చ చత్రిభిశ్చ త్రిభిశ్చ చత్రిభిస్త్రిభిశ్చ శతైః శతైశ్చ త్రిభిస్త్రిభిశ్చ శతైః త్రిభిర్చత్రిభిః శతైః శతైశ్చ దశతైః సహ సహ శతైశ్చ దశతైః సహ శతైః సహ సహ శతైః శతైః సహోదైదుదైః సహ శతైః శతైః సహోదైన్ సహోదైదుదైః సహ సహోదైః తస్మాత్ తస్మాదుదైః సహ సహోదైః తస్మాత్ ఉదయిత్ తస్మాత్ తస్మాదుదైదుదైః తస్మాత్ ద్రోహిణ్యా రోహిణ్యా తస్మాదుదైదుదైః తస్మాత్ ద్రోహిణ్యా ఉదయిద్యుదైర్ తస్మాత్ ద్రోహిణ్యా రోహిణ్యా తస్మాత్ తస్మాత్ ద్రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా తస్మాత్ తస్మాత్ ద్రోహిణ్యా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకహాయన్యకహాయన్యా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకహాయన్యా పింగళైకహాయన్యకహాయన్యా పింగళయా పింగళైకహాయన్యా సోమకో సోమమేకహాయన్యా పింగళయా పింగళైకహాయన్యా సోమం ఏకహాయన్యా సోమకో సోమమేకహాయన్యైకహాయన్యా సోమం క్రీణీయాత్ క్రీణీయాత్ సోమమేకహాయన్యైకహాయన్యా సోమం క్రీణీయాత్ ఏకహాయన్యేత్యేకహాయన్యా సోమం క్రీణీయాత్ క్రీణీయాత్ సోమకో సోమం క్రీణీయాత్ యోయః క్రీణీయాత్ సోమకో సోమం క్రీణీయాత్ యః క్రీణీయాత్ యోయః క్రీణీయాత్ క్రీణీయాత్ ఏవమేవం యః క్రీణీయాత్ క్రీణీయాత్ ఏవం ఏవమేవం యోయ ఏవం విద్వాన్ విద్వాన్ ఏవం యోయ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వాన్ ఏవమేవం విద్వాన్ రోహిణ్యా రోహిణ్యా విద్వాన్ ఏవమేవం విద్వాన్ రోహిణ్యా విద్వాన్ రోహిణ్యా రోహిణ్యా విద్వాన్ విద్వాన్ రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా విద్వాన్ విద్వాన్ రోహిణ్యా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకహాయన్యైకహాయన్యా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకహాయన్యా పింగళైకహాయన్యైకహాయన్యా పింగళయా పింగళైకహాయన్యా సోమకో సోమమేకహాయన్యా పింగళయా పింగళైకహాయన్యా సోమం ఏకహాయన్యా సోమకో సోమమేకహాయన్యైకహాయన్యా సోమం క్రీణాతి క్రీణాతి సోమమేకహాయన్యైకహాయన్యా సోమం క్రీణాతి ఏకహాయన్యేత్యేకహాయన్యా సోమం క్రీణాతి క్రీణాతి సోమకో సోమం క్రీణాతి త్రయస్త్రిగోషదా త్రయస్త్రిగోషదా క్రీణాతి సోమకో సోమం క్రీణాతి త్రయస్త్రిగోషదా క్రీణాతి త్రయస్త్రిగోషదా త్రయస్త్రిగోషదా క్రీణాతి క్రీణాతి త్రయస్త్రిగోషదా చత్రయస్త్రిగోషదా క్రీణాతి క్రీణాతి త్రయస్త్రిగోషదా చ త్రయస్త్రిగోషదా చత్రయస్త్రిగోషదా త్రయస్త్రిగోషదా చైవైవ చత్రయస్త్రిగోషదా త్రయస్త్రిగోషదా చైవ త్రయస్త్రిగోషతే త్రయః త్రిగోషదా చైవైవ చైవాస్యాస్యైవైవాస్య త్రిభిస్త్రిభిరస్యైవైవాస్య త్రిభిః అస్య త్రిభిస్త్రిభిరస్యాస్య త్రిభిశ్చ చత్రిభిరస్యాస్య త్రిభిశ్చ త్రిభిశ్చ చత్రిభిస్త్రిభిష్ట శతైః శతైశ్చ త్రిభిస్త్రిభిష్ట శతైః త్రిభిరిత్రిభిః చశతైః శతైశ్చ దశతైః సోమ సోమ శతైశ్చ దశతైః సోమ శతైః సోమ సోమ శతైః శతైః సోమ క్రేత క్రేత సోమ శతైః శతైః సోమ క్రేత సోమ క్రేత క్రేత సోమ సోమ క్రేతో భవతి భవతి క్రేత సోమ సోమ క్రేతో భవతి క్రేతో భవతి భవతి క్రేత క్రేతో భవతి సుక్రీతేన సుక్రీతేన భవతి క్రేత క్రేతో భవతి సుక్రీతేన భవతి సుక్రీతేన సుక్రీతేన భవతి భవతి సుక్రీతేన యజతే సుక్రీతేన భవతి భవతి సుక్రీతేన యజతే సుక్రీదేన యజతే సుక్రీదేన సుక్రీదేన యజతేతాం నాయజతే సుక్రీదేన సుక్రీదేన యజతేతాం సుక్రీదేనేతి సుక్రీదేన యజతేతాం నాయజతే యజతేతామప్సమసదాయజతే యజతేతామప్సు తామప్సుప్సుదాంతామప్సు ప్రప్రాప్సుదాంతామప్సు ప్ర అప్సు ప్రప్రాప్సుప్సు ప్రావేశయన్న వేశయన్ ప్రాప్సుప్సు ప్రావేశయన్ అప్సీత్యభూసు ప్రావేశయన్న వేషయన్ ప్రప్రావేశయన్నింద్రాయేంద్రాయావేశయన్ ప్రప్రావేశయన్నింద్రాయ అవేశయన్నింద్రాయేంద్రాయావేశయన్న వేషయన్నింద్రాయోదేహ్యుదేహీంద్రాయావేశయన్న వేషయన్నింద్రాయోదేహి ఇంద్రాయో దేహ్యుదేహీంద్రాయేంద్రాయో దేహీచ్యుదేహీంద్రాయేంద్రాయో దేహీకి ఉదేహీచ్యుదేహ్యుదేహీకి సాసేచ్యుదేహ్యుదేహీకి సా ఉదేహీచ్యుదేహి రోహిణీ రోహిణీ సేతి సా రోహిణీ సా రోహిణీ రోహిణీ సా రోహిణీ లక్ష్మణ లక్ష్మణ రోహిణీ సా రోహిణీ లక్ష్మణ రోహిణీ లక్ష్మణ లక్ష్మణ రోహిణీ రోహిణీ లక్ష్మణ పృష్ఠౌహి పృష్ఠౌహి లక్ష్మణ రోహిణీ రోహిణీ లక్ష్మణ పృష్ఠౌహి లక్ష్మణ పృష్ఠౌహి పృష్ఠౌహి లక్ష్మణ లక్ష్మణ పృష్ఠౌహి వార్త్రఘ్ని వార్త్రఘ్ని పృష్ఠౌహి లక్ష్మణ లక్ష్మణ పృష్ఠౌహి వార్త్రఘ్ని పృష్ఠోహి వార్త్రఘ్ని వార్త్రఘ్ని పృష్ఠోహి పృష్ఠోహి వార్త్రఘ్ని రూపకం రూపం వార్త్రఘ్ని పృష్ఠోహి పృష్ఠోహి వార్త్రఘ్ని రూపం వార్త్రఘ్ని రూపకం రూపం వార్త్రఘ్ని వార్త్రఘ్ని రూపం కృత్వా కృత్వా రూపం వార్త్రఘ్ని వార్త్రఘ్ని రూపం కృత్వా వార్త్రఘ్ని వార్త్రఘ్ని రూపం కృత్వా కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమూషత కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమూషత త్రిభిస్త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్రిభిశ్చ త్ అప్సు ప్రప్రాప్సు ప్రావేశయన్ అప్సు ఇత్యర్వోషోత్ ప్రావేశయన్నవేశయన్ ప్రావేశయన యమాయ యమాయ వేశయన్ ప్రావేశయన యమాయ అవేశయన యమాయ యమాయ వేశయన్నవేశయన యమాయోదేహ్యుదేహి యమాయ వేశయన్నవేశయన యమాయోదేహి యమాయోదేహ్యుదేహి యమాయ యమాయోదేహీతిహి యమాయ యమాయోదేహీతి ఉదేహీతిహి దిశాసేహ్యుదేహ్యుదేహి దిశా ఉదేహీచ్యుదేహి దిశాసేతి దిశా జరతి జరతి సేతి దిశా జరతి సా జరతి జరతి సా జరతి మూర్ఖ మూర్ఖ జరతి సా జరతి మూర్ఖ జరతి మూర్ఖ మూర్ఖ జరతి జరతి మూర్ఖ దజ్జఘన్యా మూర్ఖ జరతి జరతి మూర్ఖ దజ్జఘన్యా మూర్ఖ దజ్జఘన్యా దజ్జఘన్యా మూర్ఖ మూర్ఖ దజ్జఘన్యా రూపకం రూపం దజ్జఘన్యా మూర్ఖ మూర్ఖ దజ్జఘన్యా రూపం దజ్జఘన్యా రూపకం రూపం దజ్జఘన్యా దజ్జఘన్యా రూపం కృత్వా కృత్వా రూపం దజ్జఘన్యా దజ్జఘన్యా రూపం కృత్వా తజ్జఘన్యేతి తజ్జఘన్యా రూపం కృత్వా కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమూషత కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమూషత కృత్వా త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత కృత్వా కృత్వా త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత కృత్వా కృత్వా త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత త్రిభిస్త్రిభిశ్చ త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత త్రిభిః త్రయస్త్రిమూషతే త్రయః త్రిమూషత తస్మాజ్జరతీం జరతీం తస్మాజ్జరతీం మూర్ఖాం మూర్ఖాం జరతీం తస్మాజ్జరతీం మూర్ఖాం జరతీం మూర్ఖాం మూర్ఖాం జరతీం మూర్ఖాం దజ్జఘన్యాం మూర్ఖాం జరతీం మూర్ఖాం దజ్జఘన్యాం మూర్ఖాం దజ్జఘన్యాం మూర్ఖాం దజ్జఘన్యాం మనస్తరణే మనస్తరణేం దజ్జఘన్యాం మూర్ఖాం దజ్జఘన్యాం మనస్తరణేం తజ్జఘన్యాం మనస్తరణేం దజ్జఘన్యాం దజ్జఘన్యాం మనస్తరణేం కుర్వీత కుర్వీత మనస్తరణేం దజ్జఘన్యాం దజ్జఘన్యాం మనస్తరణేం కుర్వీత తజ్జఘన్యామిది తదు దజ్జఘన్యాం మనస్తరణేం కుర్వీత యో యః కుర్వీత మనస్తరణేం మనస్తరణేం కుర్వీత యః నమస్కరణీమిత్యనోస్తరణీం కుర్వీతయో యః కుర్వీత కుర్వీతయ ఏవమేవం యః కుర్వీత కుర్వీతయ ఏవం యః ఏవమేవం యో యః ఏవం విద్వాన్ విద్వానేవం యో యః ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వానేవం ఏవం విద్వాన్ జరతీం జరతీం విద్వానేవం ఏవం విద్వాన్ జరతీం విద్వాన్ జరతీం జరతీం విద్వాన్ విద్వాన్ జరతీం మూర్ఖాం మూర్ఖాం జరతీం విద్వాన్ విద్వాన్ జరతీం మూర్ఖాం దజ్జఘన్యాం మూర్ఖాం దజ్జఘన్యాం మనస్తరణేం మనస్తరణేం దజ్జఘన్యాం మూర్ఖాం దజ్జఘన్యాం మనస్తరణేం దజ్జఘన్యాం మనస్తరణేం కురుతే కురుతే నమస్కరణీయమిత్యనోస్తరణీం కురుతే త్రయస్త్రిమూషత్రయస్త్రిమూషత్ కురుతే కురుతే త్రయస్త్రిమూషత్చ త్రయస్త్రిమూషత్ త్రయస్త్రిమూషత్ చైవైవ చ త్రయస్త్రిమూషత్ చైవ చైవాస్య ఏవాస్య ఏవాస్యత్రీణ్యస్యేవైవాస్యత్రీణి శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతాని శతా అముష్మిల్లోకే అముష్మిల్లోకే లోకేష్మిన్నముష్మిల్లోకే భవతి భవతి లోకేష్మిన్నముష్మిల్లోకే భవతి లోకే భవతి భవతి లోకే భవతి వాక్ వాక్ భవతి లోకే భవతి వాక్ భవతి వాక్ వాక్ భవతి భవతి వాగే వైవ వాక్ భవతి భవతి వాగేవ వాగ్వాగేవ సహస్రతమీ సహస్రతమ్యే వాగ్వాగేవ సహస్రతమీ ఏ సహస్రతమీ సహస్రతమ్యే సహస్రతమీ తస్మాత్ సహస్రతమ్యే సహస్రతమీ తస్మాత్ సహస్రతమీ సహస్రతమీ తస్మాత్ పరోదేయోదేయోపరస్తస్మాత్పరోదేయోదేయోపరోదేయస్సాహిరోపరోహి సాహి వర హిమరోపరోహిమరస్సహస్రకోసహస్రం వరోహిమరస్సహస్రం హరస్సహస్రకోసహస్రం వరోపరస్సహస్రమస్యాస్య సహస్రం వరోపరస్సహస్రమస్య సహస్రమస్యాస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్రమస్య సహస్రకోసహస్రమస్య సహస్ భవతి తస్మాత్ భవతి తస్మాత్ తస్మాత్ భవతి భవతి తస్మాత్ పరోవరస్తస్మాత్ భవతి భవతి తస్మాత్ పర తస్మాత్ పరోవరస్తస్మాత్ తస్మాత్ పరోనవరస్తస్మాత్ తస్మాత్ పరోన వరోనవరోవరోన ప్రతిగృహ్య ప్రతిగృహ్యో నవరోవరోన ప్రతిగృహ్య న ప్రతిగృహ్య ప్రతిగృహ్యో న ప్రతిగృహ్య సా ప్రతిగృహ్యో న ప్రతిగృహ్య ప్రతిగృహ్య సా ప్రతిగృహ్య ప్రతిగృహ్య సాహి సా ప్రతిగృహ్య ప్రతిగృహ్య సాహి ప్రతిగృహ్య ఇది ప్రతిగృహ్య సాహి సాహి వరోవరోహి సాహి వర ఇవ రోవరోహి వర సహస్రగో సహస్రం వరోహి వర సహస్రం వరస్సహస్రగో సహస్రం వరో వరస్సహస్రమస్యాశ్చ సహస్రం వరో వరస్సహస్రమస్య సహస్రమస్యాశ్చ సహస్రగో సహస్రమస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతమస్య సహస్రగో సహస్రమస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతం ప్రతిగృహీతమస్యాశ్చ ప్రతిగృహీతం భవతి భవతి ప్రతిగృహీతమస్యాశ్చ ప్రతిగృహీతం భవతి ప్రతిగృహీతం భవతి భవతి ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతీయమియం భవతి ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతీయం ప్రతిగృహీతమిది ప్రతిగృహీతం భవతీయమియం భవతి భవతీయం వరోవర ఇయం భవతి భవతీయం వర ఇయం వరోవర ఇయమియం వర ఇదీది వర ఇయమియం వర ఇది వర ఇదీది వరోవర ఇది బ్రూయాద్ బ్రూయాది వరోవర ఇది బ్రూయాద్ ఇది బ్రూయాద్ బ్రూయాది బ్రూయాదథాధ బ్రూయాది బ్రూయాదథ బ్రూయాదథాధ బ్రూయాద్ బ్రూయాదథాన్యామన్యామథ బ్రూయాద్ బ్రూయాదథాన్యాం అథాన్యామన్యామథాన్యాం బ్రూయాద్ బ్రూయాదన్యామథాన్యాం బ్రూయాద్ అన్యాం బ్రూయాద్ బ్రూయాదన్యామన్యాం బ్రూయాదియమియం బ్రూయాదన్యామన్యాం బ్రూయాదియం బ్రూయాదియమియం బ్రూయాద్ బ్రూయాదియం మమ మమేయం బ్రూయాద్ బ్రూయాదియం మమ ఇయం మమ మమేయమియం మమేధీతి మమేయమియం మమేది మమేధీతి మమ మమేది తథా తథేది మమ మమేది తథా ఇది తథా తథేదీతి తథా స్యాస్య తథేదీతి తథా స్య తథా స్యాస్య తథా తథా స్య తత్తదస్య తథా తథా స్య తద్ అస్య తత్తదస్యాస్య తత్సహస్రగో సహస్రం తదస్యాస్య తత్సహస్రం తత్సహస్రగో సహస్రం తత్తత్సహస్రమప్రతిగృహీతమప్రతిగృహీతమో సహస్రం తత్తత్సహస్రమప్రతిగృహీతం సహస్రమప్రతిగృహీతమప్రతిగృహీతమో సహస్రగో సహస్రమప్రతిగృహీతం భవతి భవత్యప్రతిగృహీతమో సహస్రగో సహస్రమప్రతిగృహీతం భవతి అప్రతిగృహీతం భవతి భవత్యప్రతిగృహీతమప్రతిగృహీతం భవత్యువైత ఏణ్యువైతేని భవత్యప్రతిగృహీతమప్రతిగృహీతం భవత్యువైత ఏని అప్రతిగృహీతమిత్యప్రతిగృహీతం భవత్యువైత ఏణ్యువైత ఏని భవతి భవత్యువైత ఏని స్యాత్ స్యాద్వైత ఏని భవతి భవత్యువైత ఏని స్యాత్ తత్ తత్ స్యాద్వైత ఏణ్యువైత ఏని స్యాత్ తత్ తత్ స్యాద్వైత ఏణ్యువైత ఏని స్యాత్ తదవైత ఏణీత్యువైత ఏని స్యాత్ తత్ తత్ స్యాత్ స్యాత్ తదాహురాహస్తత్ స్యాత్ స్యాత్ తదాహు తదాహురాహస్తత్తదాహురణ్యత ఏణ్యన్యత ఏణ్యాహస్తత్తదాహురణ్యత ఏణీ స్యాత్ స్యాదన్యత ఏణ్యాహురాహురణ్యత ఏణీ స్యాత్ అన్యత ఏణీ స్యాత్ స్యాదన్యత ఏణ్యన్యత ఏణీ స్యాత్ సహస్రగో సహస్రగ్ స్యాదన్యత ఏణ్యన్యత ఏణీ స్యాత్ సహస్రం అన్యత ఏణీత్యన్యత ఏణీ సహస్రగో సహస్రగ్ స్యాత్ సహస్రం పరస్తాత్ పరస్తాత్ సహస్రగో సహస్రం పరస్తాదేతమేతం పరస్తాత్ సహస్రగో సహస్రం పరస్తాదేతం పరస్తాదేతమేతం పరస్తాత్ పరస్తాదేతమిదీత్యేతం పరస్తాత్ పరస్తాదేతమిది ఏతమిదీత్యేతమేతమితి యా ఏత్యేతమేతమితి యా ఇది యాయేతి యైవైవయేతీతి యైవ యైవయాయైవరోవర ఏవయాయైవర ఏవరోవర ఏవైవరః కళ్యాణీ కళ్యాణీవర ఏవైవరః కళ్యాణీ వరః కళ్యాణీ కళ్యాణీ వరోవరః కళ్యాణీ రూపసమర్థా రూపసమర్థా కళ్యాణీ వరోవరః కళ్యాణీ రూపసమర్థా కళ్యాణీ రూపసమర్థా రూపసమర్థా కళ్యాణీ కళ్యాణీ రూపసమర్థా సా సా రూపసమర్థా కళ్యాణీ కళ్యాణీ రూపసమర్థా సా రూపసమర్థా సా సా రూపసమర్థా రూపసమర్థా సా స్యాత్ స్యాత్ సా రూపసమర్థా రూపసమర్థా సా స్యాత్ రూపసమర్థేతి రూపా సమర్థా సమృద్ధేతి రూపా సమృద్ధా సమృద్ధేతి సమృద్ధేవరోవరోహి సమృద్ధేతాం తాగుం సమృద్ధేవరోవర సమృద్ధేతాం ఉత్తరేణోత్తరేణ తాగుం సమృద్ధేతాముత్తరేణ తాగుం సమృద్ధేతాముత్తరేణ సమృద్ధ్యాం అగ్ని తాముత్తరేణోత్తరేణ తాం తాముత్తరేణాగ్నిధ్రమాగ్నిధ్రముత్తరేణ తాం తాముత్తరేణాగ్నిధ్రం ఉత్తరేణాగ్ని ఏధ్రమాగ్ని ఏధ్రముత్తరేణోత్తరేణాగ్ని ఏధ్రం పర్యాణీయ పర్యాణీయాగ్ని ఏధ్రముత్తరేణోత్తరేణాగ్ని ఏధ్రం పర్యాణీయ పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః పశుభిః ఆవిశతాద్విశతాదావిశతాద్రయీరైర్విశతాదావిశతాద్రయీరైర్విశతాదావిశతాద్రయీరైర్విశతాద్విశతాద్రయీరితి ప్రజయా ప్రజయేతి ప్రజయైవైవ ప్రజయేతి ప్రజయైవ ప్రజయైవైవ ప్రజయా ప్రజయైవైన మేనమేవ ప్రజయా ప్రజయైవైనం ప్రజయేతి ప్రాజయా ఏవైనమేనమేవైవైనం పశుభిరేనమేవైవైనం పశుభిరేనమేనం పశుభిరయ్యా పశుభిరయ్యారయ్యా పశుభిర్పశుభిరయ్యా సగోసగోరయ్యా పశుభిర్పశుభిరయ్యాసం పశుభేరి పశుభిరయ్యాసగోసగోరయ్యారయ్యా సమర్థయత్యర్థైరసగోరయ్యారయ్యా సమర్థయతి సమర్థయత్యర్థైరసగోసమర్థయతి ప్రజావాన్ ప్రజావాన్ అర్థయతి సగోసమర్థయతి ప్రజావాన్ అర్థయతి ప్రజావాన్ ప్రజావాన్ అర్థయతి ప్రజావాన్ పశుమాన్ ప్రజావాన్ పశుమాన్ ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ ప్రయమాన్ ప్రయమాన్ పశుమాన్ ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ ప్రయమాన్ ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ ప్రయమాన్ ప్రయమాన్ భవతి భోజన ఇమాన్ పశుమాన్ ప్రయమాన్ భవతి యో యో భవతి ఇమాన్ ప్రయమాన్ ఇతర ఇమాన్ ప్రజావాన్ పశుమాన్ పశుమాన్ ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ ప్రయమాన్ ప్రయమాన్ పశుమాన్ ప్రయమాన్ భవతి భోజన ఇమాన్ పశుమాన్ ప్రయమాన్ భవతి యో యో భోజన ఇమాన్ పశుమాన్ ప్రయమాన్ భవతి యా యో యో భవతి భవతి యా ఏవమేవ యో భవతి భవతి యా ఏవం యో ఏవమేవ యో ఏవం వేద వేదైవ యో ఏవం వేద ఏవమేవ యో ఏవం వేద తయా తయా వేద తయా సహ సహ తయా తయా సహ అగ్ని ధ్రమిత్యాగ్ని ధ్రమ్ హరేత్య పురస్తాత్ పురస్తాత్ పరేత్య పురస్తాత్ ప్రతీక్ష్యాం ప్రతీక్ష ఏధామైరయేథామిరయేథామిరక్త్రేధా విభక్తం త్రేధా విభక్తమిది త్రేధామైరయేథామిది త్రేధా విభక్తం ీత్రేధాభక్తం మై వైత్రేధాభక్తం తీజత్రేధాభక్తం మై త్రేధాభక్తం మై వైత్రేధాభక్తం త్రేధాభక్తం మైత్రిధాత్రేత్రిధాత్రే వైత్రేధాభక్తం త్రేధాభక్తం మైత్రిధాత్రే త్రేధాభక్తమిది త్రేధాభక్తం వైత్రిరాత్రేత్రిరాత్రే వై వైత్రిరాత్రే సహస్రము సహస్రం త్రిరాత్రే వై వైత్రిరాత్రే సహస్రం త్రిరాత్రే సహస్రము సహస్రం త్రిరాత్రే త్రిరాత్రే సహస్రము సహస్రీము సహస్రీము సహస్రం త్రిరాత్రే త్రిరాత్రే సహస్రము సహస్రీ త్రిరాత్ర ఇది త్రిరాత్రే సహస్రము సహస్రీము సహస్రీము సహస్రము సహస్రము సహస్రీమేవైవ సహస్రీము సహస్రము సహస్రము సహస్రీమేవ సహస్రీమేవైవ సహస్రీము సహస్రీమేవైనామేనామేవ సహస్రీము సహస్రీమేవైనా ఏవైనామేనామేవైనాం కరోతి కరోత్యేనామేవైనాం కరోతి ఏనాం కరోతి కరోత్యేనామేనాం కరోతి సహస్రస్య సహస్రస్య కరోత్యేనామేనాం కరోతి సహస్రస్య కరోతి సహస్రస్య సహస్రస్య కరోతి కరోతి సహస్రస్యైవైవ సహస్రస్య కరోతి కరోతి సహస్రస్యైవ సహస్రస్యైవైవ సహస్రస్య సహస్రస్యైవైనామేనామేవ సహస్రస్య సహస్రస్యైవైనాం ఏవైనామేనామేవైనాం మాత్రాం మాత్రమేనామేవైనాం మాత్రాం ఏనాం మాత్రాం మాత్రమేనామేనాం మాత్రాం కరోతి కరోతి మాత్రమేనామేనాం మాత్రాం కరోతి మాత్రాం కరోతి కరోతి మాత్రాం మాత్రాం కరోతి రూపాణి రూపాణి కరోతి మాత్రాం మాత్రాం కరోతి రూపాణి కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి రూపాణి జుహోతి రూపై రూపై జుహోతి రూపాణి రూపాణి జుహోతి రూపై జుహోతి రూపై రూపేత్యుహోతి జుహోతి రూపై రేవైవ రూపేత్యుహోతి జుహోతి రూపై రేవ రూపై రేవైవ రూపై రూపై రేవైనామేనామేవ రూపై రూపై రేవైనాం ఏవైనామేనామేవైనాగుంసకుంసమేనామేవైనాగుంసం ఏనాగుంసకుంసమేనామేనాగుంసమర్థయత్యర్థైతి సమేనామేనాగుంసమర్థయతి సమర్థయత్యర్థైతి సగం సమర్థయస్యాస్తస్యా అర్థయతి సగం సమర్థయతి తస్యా అర్థయత్యర్థైతస్యాస్తస్యార్థయత్యర్థైతస్యాఉపోత్థాయోపోత్థాయకస్యాస్తస్యాఉపోత్థాయకర్ణం కర్ణముపోత్థాయకస్యాస్తస్యాఉపోత్థాయకర్ణం ఉపోత్థాయకర్ణం కర్ణముపోత్థాయోపోత్థాయకర్ణమా ఉపోత్థాయేత్యుపోత్థాయ కర్ణమా కర్ణం కర్ణమాజపేద్యపేదా కర్ణం కర్ణమాజపేద ఆజపేజ్యపేదాజపేదిడైరేజపేదాజపేదిడేరం దేరం దగిడేజపేజ్యపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేరం దేరం దగిడేజపేదిడేర

వేదయత్యన్వన వేదయతి వేదయత్యన్వేన మేనమను వేదయతి వేదయత్యన్వేనం అన్వేనమేనమన్నేనం దేవా ఏనమన్నేనం దేవా ఏనం దేవా దేవా ఏనమేనం దేవాబుధ్యందే బుధ్యందే దేవా ఏనమేనం దేవాబుధ్యందే దేవాబుధ్యందే బుధ్యందే దేవా దేవాబుధ్యందే బుధ్యంత ఇది బుధ్యందే.